अथ पञ्चमकाण्डे तृतीय प्रश्नस्य घनपाठः आरम्भः। यज्ञो यज्ञ కరోతి కరోత్యర్తవ్యా ఉపోపార్తవ్యా ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ృతుష్ వర్తుష్వేవ ప్రాణాన్ ప్రాణానే వర్తుశ్రుతిష్వేవ ప్రాణే ప్రాణాన్ ప్రాణానేవ ప్రాణాన్ దాతి దాతి ప్రాణానేవ ప్రాణాన్ దాతి ప్రాణాన్ దాతి దాతి ప్రాణాన్ ప్రాణాన్ దాతి తస్మాత్ తస్మాత్ దాతి ప్రాణాన్ ప్రాణాన్ దాతి తస్మాత్ ప్రాణానితి ప్రాణాన్ తస్మాత్ దాతి దాతి తస్మాత్ సమానా సమానాస్తస్మాత్ దాతి దాతి తస్మాత్ సమానా సమానా సమానాస్తస్మాత్ తస్మాత్ సమానా సంద సంద సమానాస్తస్మాత్ తస్మాత్ సమానా సంద సమానా సంద సంద సమానా సమానా సంద తవ సంద సమానా సమానా సంద తవ సంద తవ తవ సంద సంద తవో నరత్తవ సంద సంద తవో నరత్తవో నరత్తవ తవో నజీర్యంతి జీర్యంతి నత్తవ తవో నజీర్యంతి జీర్యంతి జీర్యంతి నీర్యంత్య అథో జీర్యంతి నీర్యంత్య జీర్యంత్యథో జీర్యంతి జీర్యంత్యథో ప్రప్రాథో జీర్యంతి జీర్యంత్యథో ప్రాథో ప్రప్రాథో అథో ప్రజనయతి జనయతి ప్రాథో అథో ప్రజనయతి అథో ఇత్యథో జనయతి జనయతి ప్రజనయత్యేవైవ జనయతి ప్రజనయత్యేవ జనయత్యేవైవ జనయతి జనయత్యేవైనా నేనానేవ జనయతి జనయత్యేవైనా వృష్టిమేవైవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవృష్టిమేవ ఏకమేకమృతుమేకమృతుం వరుషేద్ వరుషేద్ ఋతుమేకమేకమృతుం వరుషేద్ వరుషేద్ వరుషేద్ ఋతుమృతుం వరుషేదను పరిహారమను పరిహారం వరుషేద్ ఋతుమృతుం వరుషేదను పరిహారం వరుషేదను పరిహారం పరిహారం వరుషేద్ వరుషేదను పరిహారకు సాధయతి సాధయత్యను పరిహారం వరుషేద్ వరుషేదను పరిహారకు సాధయతి పరిహారకు సాధయతి సాధయత్యను పరిహారమను పరిహారకు సాధయతి తస్మాత్ తస్మాత్ సాధయత్యను పరిహారమను పరిహారకు సాధయతి తస్మాత్ అను పరిహారమిత్యను పరిహారం సాధయతి తస్మాత్ తస్మాత్ సాధయతి సాధయతి తస్మాత్ సర్వాన్ సర్వాన్ తస్మాత్ సాధయతి సాధయతి తస్మాత్ సర్వాన్ తస్మాత్ సర్వాన్ సర్వాన్ తస్మాత్ తస్మాత్ సర్వాన్ ఋతూన్ ఋతూన్ సర్వాన్ తస్మాత్ తస్మాత్ సర్వాన్ ఋతూన్ సర్వాన్ ఋతూన్ ఋతూన్ సర్వాన్ సర్వాన్ ఋతూన్ వర్షతి వర్షత్యుతూన్ సర్వాన్ సర్వాన్ ఋతూన్ వర్షతి ఋతూన్ వర్షతి వర్షత్యుతూన్ ఋతూన్ వర్షతి యద్యత్ వర్షత్యుతూన్ ఋతూన్ వర్షతి యత్ వర్షతి యద్యత్ వర్షతి వర్షతి యత్ ప్రాణభృత ప్రాణభృతో యత్ వర్షతి వర్షతి యత్ ప్రాణభృత ప్రాణభృత ప్రాణభృతో యద్యత్ ప్రాణభృత ఉపధాయోపధాయ ప్రాణభృతో యద్యత్ ప్రాణభృత ఉపధాయ ప్రాణభృత ఉపధాయోపధాయ ప్రాణభృత ప్రాణభృత ఉపధాయ వృష్టి సనీర్ వృష్టి సనీరుపధాయ ప్రాణభృత ప్రాణభృత ఉపధాయ వృష్టి సనీ ప్రాణభృత ఇది ప్రాణభృత ఉపధాయ వృష్టి సనీర్ వృష్టి సనీరుపధాయోపధాయ వృష్టి సనీరుపదధాత్మపదధాది వృష్టి సనీరుపధాయోపధాయ వృష్టి సనీరుపదధాది ఉపధాయేత్యుపధాయ సనీరుపదధాత్యుపదధాది వృష్టి సనీర్ వృష్టి సనీరుపదధాది తస్మాత్ తస్మాదుపదధాది వృష్టి సనీర్ వృష్టి సనీరుపదధాది తస్మాత్ వృష్టి సనీరితి వృష్టి సనీపదధాది తస్మాత్ తస్మాదుపదధాత్యుపదధాది తస్మాత్ వాయు ప్రచ్యుత తస్మాదుపదధాత్యుపదధాది తస్మాత్ వాయు ప్రచ్యుత దధాదిత్యుపదధాది తస్మాత్ వాయు ప్రచ్యుత తస్మాత్ తస్మాత్ వాయు ప్రచ్యుత దివో దివో వాయు ప్రచ్యుత తస్మాత్ తస్మాత్ వాయు ప్రచ్యుత దివ వాయు ప్రచ్యుత దివో దివో వాయు ప్రచ్యుత వాయు ప్రచ్యుత దివో వృష్టిర్వృష్టిర్దివో వాయు ప్రచ్యుత వాయు ప్రచ్యుత దివో వృష్టి వాయు ప్రచ్యుతేతి వాయు ప్రచ్యుత వృష్టిర్వృష్టిర్దివో దివో వృష్టిరీర్తీర్తే వృష్టిర్దివో దివో వృష్టిరీర్తేర్తీర్తే వృష్టిర్వృష్టిరీర్తే పశవ పశవ ఈర్తే వృష్టిర్వృష్టిరీర్తే పశవ ఈర్తే పశవ పశవ ఈర్త ఈర్తే పశవో వై వై పశవ ఈర్త ఈర్తే పశవో వై పశవో వై వై పశవ పశవో వై వయస్యావయస్యావై పశవ పశవో వై వయస్యావయస్యావై వై వయస్యా నానా మనసో నానా మనసో వయస్యా వై వై వయస్యా నానా మనస వయస్యా నానా మనసో నానా మనసో వయస్యావయస్యా నానా మనస ఖలు ఖలు నానా మనసో వయస్యావయస్యా నానా మనస ఖలు నానా మనస ఖలు ఖలు నానా మనసో నానా మనస ఖలు వై వై ఖలు నానా మనసో నానా మనస ఖలు వై నానా మనస ఇది నానా మనస ఖలు వై వై ఖలు ఖలు వై పశవ పశవో వై ఖలు ఖలు వై పశవ వై పశవ పశవో వై వై పశవో నానా ఆవ్రత నానా ఆవ్రత పశవో వై వై పశవో నానా ఆవ్రత పశవో నానా ఆవ్రత నానా ఆవ్రత పశవ పశవో నానా ఆవ్రతస్తే నానా ఆవ్రత పశవ పశవో నానా ఆవ్రతస్తే నానా ఆవ్రతస్తే నానా ఆవ్రత నానా ఆవ్రతస్తే సమనసో యం కామయేత సమనస ఇతి సా మనసః యం కా కామయేత కామయేత యయ్యం కామయేత పశున పశుః కామయేత యయ్యం కామయేత పశుః కామయేత పశున పశుః కామయేత కామయేత పశుస్యాత్ స్యాద పశుః కామయేత కామయేత పశుస్యాత్ పశుస్యాత్ స్యాద పశున పశుస్యాదితి స్యాద పశున పశుస్యాదితి స్యాదితి స్యాత్ స్యాదితి వయస్యా వయస్యా ఇది స్యాత్ స్యాదితి వయస్యా వయస్యా వయస్యా ఇది వయస్యాస్తస్య తస్య వయస్యా ఇది వయస్యాస్తస్య వయస్యాస్తస్య తస్య వయస్యా వయస్యాస్తస్యోపధాయోపధాయ తస్య వయస్యా వయస్యాస్తస్యోపధాయ తస్యోపధాయోపధాయ తస్య తస్యోపధాయ పస్యా అపస్యా ఉపధాయ తస్య తస్యోపధాయ పస్యా పస్యా అపస్యా ఉపధాయోపధాయ పస్యా ఉపోపాపస్యా ఉపధాయోపధాయ పస్యా ఉపాధ్యాయేత్యుపాధాయా ఉపోపాపస్యా అపస్యా ఉపదధ్యాద్ధ్యాదుపాపస్యా అపస్యా ఉపదధ్యాద్ధ్యాదుపోపదధ్యాదసం జ్ఞానమసం జ్ఞానం దధ్యాదుపోపదధ్యాదసం జ్ఞానం దధ్యాదసం జ్ఞానమసం జ్ఞానం దధ్యాద్ధ్యాదసం జ్ఞానమేవైవాసం జ్ఞానం దధ్యాద్ధ్యాదసం జ్ఞానమేవాసం జ్ఞానమేవైవాసం జ్ఞానమసం జ్ఞానమేవాస్మా అస్మా ఏవాసం జ్ఞానమసం జ్ఞానమేవాస్మై అసం జ్ఞానం ఏవాస్మా అస్మా ఏవైవాస్మై పశుభిః పశుభిరస్మా ఏవైవాస్మై పశుభిః అస్మై పశుభిః పశుభిరస్మా అస్మై పశుభిః కరోతి కరోతి పశుభిరస్మా అస్మై పశుభిః కరోతి పశుభిః కరోతి కరోతి పశుభిః పశుభిః కరోత్య పశుర పశుః కరోతి పశుభిః పశుభిః కరోత్య పశుః పశుభిరితి పశుభిః కరోత్య పశుర పశుః కరోతి కరోత్య పశురేవైవా పశుః కరోతి కరోత్య పశురేవా పశురేవైవా పశుర పశురేవ భవతి భవత్య పశుర పశురేవ భవతి భవతి భవత్యేవైవ భవతి యయ్యం భవత్యేవైవ భవతి యం భవతి యయ్యం భవతి భవతి యం కామయేత కామయేత యం భవతి భవతి యం కామయేత కామయేత కామయేత యయ్యం కామయేత పశుమాన్ పశుమాన్ కామయేత యయ్యం కామయేత పశుమాన్ కామయేత పశుమాన్ పశుమాన్ కామయేత కామయేత పశుమాన్ స్యాత్ స్యాత్ పశుమాన్ కామయేత కామయేత పశుమాన్ స్యాత్ పశుమాన్ స్యాత్ స్యాత్ పశుమాన్ పశుమాన్ స్యాదితి స్యాత్ పశుమాన్ పశుమాన్ స్యాదితి పశుమానితి పశుమాన్ స్యాదితి స్యాత్ స్యాదిత్య పస్యా అపస్యా ఇది స్యాత్ స్యాదిత్య పస్యాపస్యా అపస్యా ఇదిత్య పస్యాస్తస్య తస్యాపస్యా ఇదిత్య పస్యాస్తస్య తస్యాపస్యా అపస్యాస్తస్యోపధాయోపధాయ తస్యాపస్యా అపస్యాస్తస్య ఉపధాయోపధాయ తస్య తస్యోపధాయ వయస్యా వయస్యా ఉపధాయ తస్య తస్యోపధాయ వయస్యాధాయ వయస్యా వయస్యా ఉపధాయోపధాయ వయస్యా ఉపోపవయస్యా ఉపధాయోపధాయ వయస్యా ఉపధాయేత్యుపాధాయ వయస్యా ఉపోపవయస్యా వయస్యా ఉపదధ్యాద్ధ్యాదుపవయస్యా వయస్యా ఉపదధ్యాద్ధ్యాదుపోపదధ్యాత్ సం జ్ఞానగో సం జ్ఞానం దధ్యాదుపోపదధ్యాత్ సం జ్ఞానం జ్ఞానగోసం జ్ఞానం దధ్యాద్ధ్యాత్సం జ్ఞానమేవయోసం జ్ఞానం దధ్యాద్ధ్యాత్సం జ్ఞానమేవాసం జ్ఞానమేవైవసం జ్ఞానగోసం జ్ఞానమేవాస్మా అస్మా ఏవసం జ్ఞానగోసం జ్ఞానమేవాస్మై సం జ్ఞానమితి సం జ్ఞానం ఏవాస్మాస్మా ఏవైవాస్మై పశుభిః పశుభిరస్మా ఏవైవాస్మై పశుభిః అస్మై పశుభిః పశుభిరస్మా అస్మై పశుభిః కరోతి కరోతి పశుభిరస్మా అస్మై పశుభిః కరోతి పశుభిః కరోతి కరోతి పశుభిః పశుభిః కరోతి పశుమాన్ పశుమాన్ కరోతి పశుభిః పశుభిః కరోతి పశుమాన్ పశుభిరితి పశుభిః కరోతి పశుమాన్ పశుమాన్ కరోతి కరోతి పశుమానేవైవ పశుమాన్ కరోతి కరోతి పశుమానేవ పశుమానేవైవ పశుమాన్ పశుమానేవ భవతి భవత్యేవ పశుమాన్ పశుమానేవ భవతి పశుమానితి పశుమాన్ భవతి భవత్యేవైవ భవతి చతస్రశ్చ తస్రో భవత్యేవైవ భవతి చతస్రః భవతి చతస్రశ్చ తస్రో భవతి భవతి చతస్రః పురస్తాత్ పురస్తాత్ చతస్రో భవతి భవతి చతస్రః పురస్తాత్ పురస్తాత్ పురస్తాత్ చతస్రశ్చ తస్రః పురస్తాత్ ఉపోప పురస్తాత్ చతస్రశ్చ తస్రః పురస్తాత్ పురస్తాత్ ఉపోప పురస్తాత్ పురస్తాత్ ఉపదధాతి తథాత్యుప పురస్తాత్ పురస్తాత్ ఉపదధాతి ఉపదధాతి తస్మాత్ తస్మాత్ దధాత్యుపోపదధాతి తస్మాత్ తస్మాత్ తస్మాత్ దధాతి దధాతి తస్మాత్ చత్వారి చత్వారి తస్మాత్ దధాతి దధాతి తస్మాత్ చత్వారి చత్వారి చత్వారి తస్మాత్ తస్మాత్ చత్వారి చక్షుషశ్చక్షుషశ్చత్వారి తస్మాత్ తస్మాత్ చత్వారి చక్షుషః చత్వారి చక్షుషశ్చక్షుషశ్చత్వారి చత్వారి చక్షుషో రూపాణి రూపాణి చక్షుషశ్చత్వారి చత్వారి చక్షుషో రూపాణి చక్షుషో రూపాణి రూపాణి చక్షుషశ్చక్షుషో రూపాణి ద్వే ద్వే రూపాణి చక్షుషశ్చక్షుషో రూపాణి ద్వే రూపాణి ద్వే ద్వే రూపాణి రూపాణి ద్వే శుక్లే శుక్లే ద్వే రూపాణి రూపాణి ద్వే శుక్లే శుక్లే శుక్లే ద్వే ద్వే శుక్లే ద్వే ద్వే శుక్లే ద్వే ద్వే శుక్లే ద్వే శుక్లే ద్వే ద్వే శుక్లే శుక్లే ద్వే కృష్ణే కృష్ణే ద్వే శుక్లే శుక్లే ద్వే కృష్ణే శుక్లే శుక్లే కృష్ణే కృష్ణే ద్వే ద్వే కృష్ణే మూర్ధన్వదీర్మూర్ధన్వది కృష్ణే ద్వే ద్వే కృష్ణే మూర్ధన్వదీ మూర్ధన్వదీర్మూర్ధన్వదీ కృష్ణే కృష్ణే మూర్ధన్వదీర్భవంతి భవంతి మూర్ధన్వది కృష్ణే కృష్ణే మూర్ధన్వదీర్భవంతి మూర్ధన్వదీర్భవంతి భవంతి మూర్ధన్వదీర్మూర్ధన్వదీర్భవంతి తస్మాత్ తస్మాత్ భవంతి మూర్ధన్వదీర్మూర్ధన్వదీర్భవంతి తస్మాత్ మూర్ధన్వదీరితి మూర్ధన్వదీ భవంతి తస్మాత్ తస్మాత్ భవంతి భవంతి తస్మాత్ పురస్తాత్ పురస్తాత్ తస్మాత్ భవంతి భవంతి తస్మాత్ పురస్తాత్ తస్మాత్ పురస్తాత్ పురస్తాత్ తస్మాత్ తస్మాత్ పురస్తాన్ మూర్ధా మూర్ధా పురస్తాత్ తస్మాత్ తస్మాత్ పురస్తాన్ మూర్ధా మూర్ధా మూర్ధా పురస్తాత్ పురస్తాన్ మూర్ధా పంచ పంచ మూర్ధా పురస్తాత్ పురస్తాన్ మూర్ధా పంచ మూర్ధా పంచ పంచ మూర్ధా మూర్ధా పంచ దక్షిణాయాం దక్షిణాయాం పంచ మూర్ధా మూర్ధా పంచ దక్షిణాయాం పంచ దక్షిణాయాం దక్షిణాయాం పంచ పంచ దక్షిణాయా విశ్రోణ్యా విశ్రోణ్యాం దక్షిణాయాం పంచ పంచ దక్షిణాయా విశ్రోణ్యా దక్షిణాయా విశ్రోణ్యా విశ్రోణ్యాం దక్షిణాయాం దక్షిణాయా విశ్రోణ్యాముపోవశ్రోణ్యాం దక్షిణాయాం దక్షిణాయా విశ్రోణ్యాముపాశ్రోణ్యాముపోవశ్రోణ్యా విశ్రోణ్యాముపదధాతి దధాత్యుపశ్రోణ్యా విశ్రోణ్యాముపదధాతి ఉపదధాతి దధాత్యుపోపదధాతి పంచ పంచ దధాత్యుపోపదధాతి పంచ దధాతి పంచ పంచ దధాతి దధాతి పంచోత్తరస్యాముత్తరస్యాం పంచ దధాతి దధాతి పంచోత్తరస్యాం పంచోత్తరస్యాముత్తరస్యాం పంచ పంచోత్తరస్యాం తస్మాత్ తస్మాదుత్తరస్యాం పంచ పంచోత్తరస్యాం తస్మాత్ ఉత్తరస్యాం తస్మాత్ తస్మాదుత్తరస్యాముత్తరస్యాం తస్మాత్ పశ్చాత్ పశ్చాత్ తస్మాదుత్తరస్యాముత్తరస్యాం తస్మాత్ పశ్చాత్తరస్యామిత్యుత్ పశ్చాత్ పశ్చాత్ తస్మాత్ తస్మాత్ పశ్చాత్ వర్షీయాన్ వర్షీయాన్ పశ్చాత్ తస్మాత్ తస్మాత్ పశ్చాత్ పశ్చాత్ వర్షీయాన్ వర్షీయాన్ పశ్చాత్ పశ్చాత్ వర్షీయాన్ పురస్తాత్ ప్రవణ పురస్తాత్ ప్రవణో వర్షీయాన్ పశ్చాత్ పశ్చాత్ వర్షీయాన్ పురస్తాత్ ప్రవణ వర్షీయాన్ పురస్తాత్ ప్రవణ పురస్తాత్ ప్రవణో వర్షీయాన్ వర్షీయాన్ పురస్తాత్ ప్రవణ పశు పురస్తాత్ ప్రవణ వర్షీయాన్ వర్షీయాన్ పురస్తాత్ ప్రవణ పశు పురస్తాత్ ప్రవణ పశు పశు పురస్తాత్ ప్రవణ పురస్తాత్ ప్రవణ పశుర్బస్తో బస్త పశు పురస్తాత్ ప్రవణ పురస్తాత్ ప్రవణ పశుర్బస్త పురస్తాత్ ప్రవణ ఇది పురస్తాత్ ప్రవణ పశుర్బస్తో బస్త పశు పశుర్బస్తో వయో వయో బస్త పశు పశుర్బస్తో వయ స్తో వయో వయో బస్తో బస్తో వయ ఇది వయో బస్తో బస్తో వయ ఇది వయో వయ ఇది దక్షిణే దక్షిణ ఇది వయో వయ ఇది దక్షిణే దక్షిణే దక్షిణ ఇది దక్షిణే గుంసే గుంసే దక్షిణ ఇది దక్షిణే గుంసే దక్షిణే గుంసే గుంసే దక్షిణే దక్షిణే గుంస ఉపోపాగుంసే దక్షిణే దక్షిణే గుంస ఉపాగుంస ఉపోపాగుంసే గుంస ఉపదధాతి ధాత్యుపాగుంసే గుంస ఉపదధాతి ృష్ణిర్దధాత్యుపదధాతి వృష్ణిః వృష్ణిర్వృష్ణిర్దధాతి దధాతి వృష్ణిర్వయో వయో వృష్ణిర్దధాతి దధాతి వృష్ణిర్వయః వృష్ణిర్వయో వయో వృష్ణిర్వృష్ణిర్వయ ఇతి వయో వృష్ణిర్వృష్ణిర్వయ ఇతి వయ ఇతి వయో వయ ఇత్యుత్తర ఉత్తర ఇతి వయో వయ ఇత్యుత్తరే ఇత్యుత్తర ఉత్తర ఇత్యుత్తరే గుంసావగుంసావుత్తర ఇత్యుత్తరే గుంసౌ ఉత్తరే గుంసావగుంసావుత్తర ఉత్తరే గుంసా వేవైవాగుంసా ఉత్తర ఉత్తరే గుంసా వేవాగుంసా వేవైవాగుంసా వగుంసా వేవ ప్రతి ప్రత్యేవాగుంసా వగుంసా వేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతి దధాతి దధాతి ప్రత్యేవైవ ప్రతి దధాతి ప్రతి దధాతి దధాతి ప్రతి ప్రతి దధాతి వ్యాఘ్రో వ్యాఘ్రో దధాతి ప్రతి ప్రతి దధాతి వ్యాఘ్ర దధాతి వ్యాఘ్రో వ్యాఘ్రో దధాతి దధాతి వ్యాఘ్రో వయో వయో వ్యాఘ్రో వ్యాఘ్రో వయో వయో వ్యాఘ్రో వ్యాఘ్రో వయ ఇది వయో వ్యాఘ్రో వ్యాఘ్రో వయ ఇది వయో వయ ఇది దక్షిణే దక్షిణ ఇది వయో వయ ఇది దక్షిణే దక్షిణ ఇది దక్షిణే పక్షే పక్షే దక్షిణ ఇది దక్షిణే పక్షే దక్షిణే పక్షే పక్షే దక్షిణే దక్షిణే పక్ష ఉపోప పక్షే దక్షిణే దక్షిణే పక్ష ఉపాక్ష ఉపోప పక్షే పక్ష ఉపదధాతి ధాత్యుపక్షే పక్ష ఉపదధాతి ఉపదధాతి దధాత్యుపోపదధాతి సింహస్ సింహో దధాత్యుపోపదధాతి సింహాది సింహస్ సింహో దధాతి దధాతి సింహో వయో వయ సింహో దధాతి దధాతి సింహో వయ సింహో వయో వయ సింహస్ సింహో వయ ఇది వయ సింహస్ సింహో వయ ఇది వయ ఇది వయో వయ ఇత్యుత్తర ఉత్తర ఇది వయో వయ ఇత్యుత్తరే ఉత్తర ఉత్తర ఇదిత్యుత్తరే పక్షయో పక్షయోరుత్తర ఇది ఉత్తరే పక్షయో పక్షయోరుత్తర ఉత్తరే పక్షయోరేవైవ పక్షయోరుత్తర ఉత్తరే పక్షయోరేవాయోరేవైవ పక్షయో పక్షయోరేవ వీద్యం వీద్యమేవ పక్షయో పక్షయోరేవ వీద్యం వీద్యమేవైవ వీద్యం దధాతి వీద్యం దధాతి దధాతి వీద్యం వీద్యం దధాతి పురుష పురుషో దధాతి వేద్యం వేద్యం దధాతి పురుష దధాతి పురుష పురుషో దధాతి దధాతి పురుషో వయో వయ పురుషో దధాతి దధాతి పురుషో వయ పురుషో వయో వయ పురుష పురుషో వయ ఇది వయ పురుష పురుషో వయ ఇది వయ ఇది వయో వయ ఇది మధ్యే మధ్య ఇది వయో వయ ఇది మధ్యే ఇది మధ్యే మధ్య ఇది మధ్యే తస్మాత్ తస్మాన్ మధ్య ఇది మధ్యే తస్మాత్ మధ్యే తస్మాత్ తస్మాన్ మధ్యే మధ్యే తస్మాత్ పురుష పురుష తస్మాన్ మధ్య తస్మాత్ పురుషస్మాత్ పురుష పురుషస్తస్మాత్ తస్మాత్ పురుష పశూనాం పశూనాం పురుషస్తస్మాత్ తస్మాత్ పురుష పశూనాం పశూనాం పశూనాం పురుష పురుష పశూనామధిపతిరధిపతి పశూనాం పురుష పురుష పశూనామధిపతి పశూనామధిపతిరధిపతి పశూనాం పశూనామధిపతి ఇంద్రాగ్ని అవ్యతమానామవ్యతమానామింద్రాగ్ని ఇంద్రాగ్ని అవ్యతమానామితీత్యవ్యతమానామింద్రాగ్ని ఇంద్రాగ్ని అవ్యతమానామితి ఇంద్రాగ్ని ఇతి అవ్యథమానామిదేత్యవ్యథమానామవ్యథమానామితి స్వయమాతృణ్ణాకు స్వయమాతృణ్ణామిత్యవ్యథమానామవ్యథమానామితి స్వయమాతృణ్ణాకు స్వయమాతృణ్ణామిదేతి స్వయమాతృణ్ణాముకోప స్వయమాతృణ్ణామిదేతి స్వయమాతృణ్ణాముపాయమాతృణ్ణాముకోప స్వయమాతృణ్ణాకు స్వయమాతృణ్ణాముపదధాతి తథాత్యుప స్వయమాతృణ్ణాకు స్వయమాతృణ్ణాముపదధాతి స్వయమాతృణ్ణామితి స్వయం ఇంద్రాగ్నిభ్యామింద్రాగ్నిభ్యాంద్రాత్యుపోపదధాతీంద్రాగ్నిభ్యాంద్రాగ్నిభ్యామింద్రాగ్నిభ్యాంద్రాత్యుపదధాతీంద్రాగ్నిభ్యాం వై ఇమా విమౌ వా ఇంద్రాగ్నిభ్యామింద్రాగ్నిభ్యాం వా ఇమౌ ఇంద్రాగ్నిభ్యామితి స్వయమాతృణ్ణాకు స్వయమాతృణ్ణాం ధృత్యై జనుతే జనుతే ధృత్యై శ్రీ మాతృన్నా స్వయమాతృన్నాముపదధాతి స్వయం అనుఖ్యాత్యై దేవానాం దేవానామనుఖ్యాత్యై లోకస్య లోకస్యానుఖ్యాత్యై పురస్తాదేవ పురస్తాద్ధత్తే ధత్తే పురస్తాత్ దేవైవ ఛందాగుంసి పశుషు పశుషు ఛందాగుంసి ఛందాగుంసి పశుష్పాజి మాజిం పశుషు ఛందాగుంసి ఛందాగుంసి పశుష్పాజిం పశుష్పాజి మాజిం పశుషు పశుష్పాజి మయురయురాజిం పశుషు పశుష్పాజి మయోజి మయురయురాజి మాజి మయుస్తాగుస్తానయురాజి మాజి మయుస్తాన స్థానయురయుస్తాన్ బృహతి బృహతి తానయురయుస్తాన్ బృహతి బృహతి బృహతి తాగుస్తాన్ బృహత్యుదృహతి తాగుస్తాన్ బృహత్యుదృహతి బృహత్యుత జయద జయదృహతి బృహత్యుత జయత్ జయదుత జయత్తస్మాత్తస్మాదయదుత జయత్తస్మాత్ తస్మాత్తస్మాదజేద జయత్తస్మాత్ పార్హత పార్హతస్తస్మాదజేద జయత్తస్మాత్ పార్హత పారహతస్మాత్స్మాత్హతః పశవః పశవో పారహతస్మాత్స్మాత్హతః పశవః పశవః పశవో బార్హత బార్హత పశవ ఉచ్యంత ఉచ్యంతే పశవో బార్హత బార్హత పశవ ఉచ్యంతే పశవ ఉచ్యంత ఉచ్యంతే పశవ పశవ ఉచ్యంతే మామోచ్యంతే పశవః పశవ ఉచ్యంతే మాచ్యంతే మామోచ్యంత ఉచ్యంతే మా ఛందశ్చంద మోచ్యంత ఉచ్యంతే మా ఛంద మా ఛందశ్చందో మా ఛంద ఇతి ఛందో మా ఛంద ఇతి ఛందశ్చంద ఇతి దక్షిణతో దక్షిణత ఇతి ఛందశ్చంద ఇతి దక్షిణత దక్షిణతో దక్షిణత ఇతి దక్షిణత ఉపోపదక్షిణత ఇతి దక్షిణత ఉపాక్షిణత ఉపోపదక్షిణతో దక్షిణత ఉపదధాతి దధాతి ఉపదక్షిణతో దక్షిణత ఉపదధాతి ఉపదధాతి దధాతి ఉపోపదధాతి తస్మాత్ ఉపోపదధాతి తస్మాత్ దక్షిణావృతో దక్షిణావృతస్తస్మాత్తస్మాత్తస్మాత్తస్మాత్తక్షిణావృతో మాసా మాసా దక్షిణావృతస్తస్మాత్తస్మాత్తక్షిణావృతో మాసా దక్షిణావృతో మాసా మాసా దక్షిణావృతో దక్షిణావృతో మాసా పృథివీ పృథివీ మాసా దక్షిణావృతో దక్షిణావృతో మాసా పృథివీ దక్షిణావృత ఇది దక్షిణ ఆవృత మాసా పృథివీ పృథివీ మాసా మాసా పృథివీ ఛందశ్చంద పృథివీ మాసా మాసా పృథివీ ఛంద పృథివీ ఛందశ్చంద పృథివీ పృథివీ ఛంద ఇది ఛంద పృథివీ పృథివీ ఛంద ఇది ఛంద ఇది ఛందశ్చంద ఇది పశ్చాత్ పశ్చాత్ పశ్చాద్ప్రతిష్ఠిత్యాగ్నిరగ్నిష్ఠిత్యాగ్నిర్దేవత ప్రతిష్ఠిత్యాగ్నిరగ్నిర్దేవతేతీతిదేవతాగ్నిరగ్నిర్దేవతేతీతిదేవతేవతేత్యుత్తరత ఉత్తరత ఇది దేవతేత్యుత్తరత ఉత్తరత ఇదిత్యుత్తరత ఓజ ఓజ ఉత్తరత ఇదిత్యుత్తరత ఓజః ఓజ ఓజ ఉత్తరత ఉత్తరత ఓజో వై వా ఓజ ఉత్తరత ఉత్తరత ఓజో వై ఉత్తరత ఓజో వై వా ఓజ ఓజో వా అగ్నిరగ్నిర్వా ఓజ ఓజో వా అగ్ని వా అగ్నిరగ్నిర్వై వా అగ్నిరోజ ఓజో అగ్నిర్వై వా అగ్నిరోజ అగ్నిరోజ ఓజో అగ్నిరగ్నిరోజ ఏ వై ఓజో అగ్నిరగ్నిరోజ ఏవాజ ఏ వై ఓజ ఓజ ఏవోత్తరత ఉత్తరత ఏవౌజ ఓజ ఏవోత్తరత ఏవోత్తరత ఉత్తరత ఏ వై ఓత్తరతో ధత్తే ధత్త ఉత్తరత ఏ వై ఓత్తరతో ధత్తేతో ధత్తే ధత్త ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ తస్మాత్ ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ తరత ఇత్యుత్తరత తేతస్మాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాదుత్తరతో విప్రజాయ్యుత్తరతో విప్రజాయీ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాదుత్తరతో విప్రజాయీ తస్మాదుత్తరతో విప్రజాయ్యుత్తరతో విప్రజాయీ తస్మాత్ తస్మాదుత్తరతో విప్రజాయీ జయతి జయత్యుత్తరతో విప్రజాయీ తస్మాత్ తస్మాదుత్తరతో విప్రజాయీ జయతి ఉత్తరతో విప్రజాయీ జయతి జయత్యుత్తరతో విప్రజాయీ ఉత్తరతో విప్రజాయీ జయతి పశ్చాత్ సప్త వై సప్త వై శీర్షణ్యా వైశీర్షణ్యా వై సప్త సప్త వైశీర్షణ్యా వైశీర్షణ్యాశీర్షణ్యా వై వైశీర్షణ్యా ప్రాణా ప్రాణాశీర్షణ్యా వై వైశీర్షణ్యా ప్రాణాశీర్షణ్యా ప్రాణా ప్రాణాశీర్షణ్యాశీర్షణ్యా ప్రాణా ద్వౌ ద్వౌ ప్రాణాశీర్షణ్యా శీర్షణ్యా ప్రాణాద్వౌ ప్రాణాద్వౌ ద్వౌ ప్రాణ ప్రాణాద్వాపవాంచావవాంచౌ ద్వౌ ప్రాణ ప్రాణాద్వాపవాంచౌ ప్రాణ ఇది ప్రాణావవాంచావవాంచౌ ద్వౌ ద్వాపవాంచౌ ప్రాణానాం ప్రాణానామవాంచౌ ద్వౌ ద్వాపవాంచౌ ప్రాణానాం వాంచౌ ప్రాణానాం ప్రాణానామవాంచావవాంచౌ ప్రాణానాగు సువీర్యత్తాయ ప్రాణానామవాంచావవాంచౌ ప్రాణానాగో సువీర్యత్తాయ ప్రాణానాగో సువీర్యత్తాయ సువీర్యత్తాయ ప్రాణానాం ప్రాణానాగో సువీర్యత్తాయ మూర్ధామూర్ధా సువీర్యత్తాయ ప్రాణానాం ప్రాణానాగో సువీర్యత్తాయ మూర్ధా ప్రాణానామితి ప్రాణానా సువీర్యత్తాయ మూర్ధామూర్ధా సువీర్యత్తాయ సువీర్యత్తాయ మూర్ధాస్యసి మూర్ధా సువీర్యత్తాయ సువీర్యత్తాయ మూర్ధాసి వీర్యత్వాయేతి సువీర్యత్వాయ మూర్ధాస్యసి మూర్ధా మూర్ధా శిరాట్రాడసి మూర్ధా మూర్ధా శిరాడ శిరాట్రాడస్య శిరాడితీతి రాడస్య శిరాడితి రాడితీతి రాడ్రాడితి పురస్తాత్ పురస్తాదితి రాడ్రాడితి పురస్తాత్ పురస్తాత్ పురస్తాదితీతి పురస్తాదు పోప పురస్తాదితీతి పురస్తాదు పురస్తాదు పోప పురస్తాత్ పురస్తాదు పదధాతి దధాత్యు పురస్తాత్ పురస్తాదు పదధాతి దధాతి దధాత్యు పోప దధాతి యంత్రీ యంత్రీ దధాత్యు పోప దధాతి యంత్రీ దధాతి యంత్రీ యంత్రీ దధాతి దధాతి యంత్రీ రాడ్రాడ్ యంత్రీ దధాతి దధాతి యంత్రీ రాడ్ యంత్రీ రాడ్రాడ్ యంత్రీ యంత్రీ రాడితి రాడ్ యంత్రీ యంత్రీ రాడితి రాడితి రాడ్రాడితి పశ్చాత్ పశ్చాదితి రాడ్రాడితి పశ్చాత్ పశ్చాదిరీతి పశ్చాత్ ప్రాణాన్ ప్రాణాన్ పశ్చాదిరీతి పశ్చాత్ ప్రాణాత్ ప్రాణాన్ ప్రాణాన్ పశ్చాత్ పశ్చాత్ ప్రాణానేవైవ ప్రాణాన్ పశ్చాత్ పశ్చాత్ ప్రాణానేవా ప్రాణానేవైవ ప్రాణాన్ ప్రాణానేవాస్మ అస్మా ఏవ ప్రాణాన్ ప్రాణానేవాస్మై ప్రాణానితి ప్రాణానేవాస్మ అస్మా ఏవైవాస్మై సమీచ సమీచో స్మా ఏవైవాస్మై సమీచ స్మై సమీచ సమీచో స్మా అస్మై సమీచో దధాతి దధాతి సమీచో స్మా అస్మై సమీచో దధాతి సమీచో దధాతి దధాతి సమీచ సమీచో దధాతి దధాతీతి దధాతి దేవా వై వై దేవా దేవా వై యద్యత్ వై దేవా దేవా వై యత్ వై యద్యత్ వై వై యద్యజ్ఞే యజ్ఞే యత్ వై వై యద్యజ్ఞే యజ్ఞే యజ్ఞే యద్యజ్ఞే కుర్వతా కుర్వత యజ్ఞే యద్యజ్ఞే కుర్వత కుర్వత కుర్వత యజ్ఞే యజ్ఞే కుర్వత తత్తద కుర్వత యజ్ఞే యజ్ఞే కుర్వత తత్ కుర్వత తత్తద కుర్వత కుర్వత తద సురా అసురాస్తద కుర్వత కుర్వత తద సురా అసురాస్తత్తద సురా అకుర్వత కుర్వత అసురాస్తత్తద సురా అకుర్వత సురా అకుర్వత కుర్వత సురా అసురా అకుర్వత తేతే కుర్వత సురా అసురా అకుర్వత కుర్వత తేతే కుర్వత కుర్వత దేవా దేవాస్తే కుర్వత కుర్వత దేవా దేవా దేవాస్తే తే దేవా ఏతా ఏతా దేవాస్తే తే దేవా ఏతా దేవా ఏతా ఏతా దేవా దేవా ఏతా అక్ష్ణయా స్తోమీయా అక్ష్ణయా స్తోమీయా ఏతా దేవా దేవా ఏతా అక్ష్ణయా స్తోమీయా ఏతా అక్ష్ణయా స్తోమీయా అక్ష్ణయా స్తోమీయా ఏతా ఏతా అక్ష్ణయా స్తోమీయా అపశ్యన్న అపశ్యన్న అక్ష్ణయా స్తోమీయా ఏతా ఏతా అక్ష్ణయా స్తోమీయా అపశ్యన్ అక్ష్ణయా స్తోమీయా అపశ్యన్న అపశ్యన్న అక్ష్ణయా స్తోమీయా అక్ష్ణయా స్తోమీయా అపశ్యంతస్తా అపశ్యన్నక్ష్మయాస్తోమీయా అక్ష్మయాస్తోమీయా అపశ్యన్తక్ష్మయాస్తోమీయాక్ష్మయాస్తోమీయాశ్యంతస్తా అపశ్యన్నపశ్యంత అన్యథాన్యథాత అపశ్యన్నపశ్యంత అన్యథాన్యథాతస్తా అన్యథానోచ్యానోచ్యాన్యథాతస్తా పురస్తాదు పదధాతి దధాత్యుప పురస్తాత్ పురస్తాదు పదధా దధాతి యజ్ఞముఖం యజ్ఞముఖం దధాత్యుపదధాతి యజ్ఞముఖం యజ్ఞముఖం వై వై యజ్ఞముఖం యజ్ఞముఖం వై త్రివృత్ వై యజ్ఞముఖం యజ్ఞముఖం వై త్రివృత్ యజ్ఞముఖమితి యజ్ఞముఖం వై త్రివృత్ త్రివృత్ వై వై త్రివృత్ యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత్ వై వై త్రివృత్ యజ్ఞముఖం యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత్ త్రివృత్ యజ్ఞముఖమే వై వై యజ్ఞముఖం త్రివృత్ త్రివృత్ యజ్ఞముఖమే యజ్ఞముఖమే త్రివృత్ యజ్ఞముఖం యజ్ఞముఖమే పురస్తాత్ పురస్తాదేవ యజ్ఞముఖం యజ్ఞముఖమే పురస్తాత్ యజ్ఞముఖమిది యజ్ఞముఖం పురస్తాత్ పురస్తాదేవ పురస్తాద్వి పురస్తాదేవ పురస్తాద్వి పురస్తాద్వి పురస్తాత్ పురస్తాద్వి యాతయితి యాతయితి పురస్తాత్ పురస్తాద్వి యాతయితి యాతయితి యాతయితి వివ్యాతయితి వ్యోమ వ్యోమ యాతయితి వివ్యాతయితి వ్యోమ వ్యోమ వ్యోమ యాతయితి యాతయితి వ్యోమ సప్తదశ సప్తదశో వ్యోమ యాతయితి యాతయితి వ్యోమ సప్తదశ వ్యోమ సప్తదశ సప్తదశో వ్యోమ వ్యోమ సప్తదశ ఇది సప్తదశో వ్యోమ వ్యోమ సప్తదశ ఇది వ్యోమే దివి ఓమాదశ ఇది సప్తదశ సప్తదశ ఇది దక్షిణతో దక్షిణత ఇది సప్తదశ సప్తదశ ఇది దక్షిణత సప్తదశ ఇది సప్తాదశ ఇది దక్షిణతో దక్షిణత ఇది దక్షిణతోన్నమన్నం దక్షిణత ఇది దక్షిణతోన్నం దక్షిణతోన్నమన్నం దక్షిణతో దక్షిణతోన్నం వై వా అన్నం దక్షిణతో దక్షిణతోన్నం వై అన్నం వై వా అన్నమన్నం వై వ్యోమ వ్యోమ వా అన్నమన్నం వై వ్యోమ వై వ్యోమ వ్యోమ వై వై వ్యోమాన్నమన్నం వ్యోమ వై వై వ్యోమాన్నం వ్యోమాన్నమన్నం వ్యోమ వ్యోమాన్నగో సప్తదశ సప్తదశోన్నం వ్యోమ వ్యోమాన్నగో సప్తదశ వ్యోమేతి వి ఓమాన్నగో సప్తదశ సప్తదశోన్నమన్నగో సప్తదశోన్నమన్నగో సప్తదశోన్నమన్నగో సప్తదశోన్నం సప్తదశోన్నమన్నగో సప్తదశ సప్తదశోన్నమే వైవాన్నగో సప్తదశ సప్తదశోన్నమేవా సప్తదశ ఇది సప్తాదశ అన్నమే వైవాన్నమన్నమేవ దక్షిణతో దక్షిణత ఏవాన్నమన్నమేవ దక్షిణత దక్షిణతో దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ తస్మాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణేన దక్షిణేన తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణేన తస్మాత్ దక్షిణేన దక్షిణేన తస్మాత్ తస్మాత్ దక్షిణేనాన్నమన్నం దక్షిణేన తస్మాత్ తస్మాత్ దక్షిణేనాన్నం దక్షిణేనాన్నమన్నం దక్షిణేన దక్షిణేనాన్నమద్యతేద్యతేన్నం దక్షిణేన దక్షిణేనాన్నమద్యతేన్నమద్యతేన్నమన్నమద్యతే ధరుణో ధరుణోద్యతేన్నమన్నమద్యతే ధరుణః యదే ధరుణో ధరుణోద్యతేద్యతే ధరుణ ఏకవిగుంశ ఏకవిగుంశో ధరుణోద్యతేద్యతే ధరుణ ఏకవిగుంశః ధరుణ ఏకవిగుంశ ఏకవిగుంశో ధరుణో ధరుణ ఏకవిగుంశ ఇదిత్యేకవిగుంశో ధరుణో ధరుణ ఏకవిగుంశ ఇది ఏకవిగుంశ ఇదిత్యేకవిగుంశ ఏకవిగుంశ ఇది పశ్చాత్ పశ్చాదిత్యేకవిగుంశ ఏకవిగుంశ ఇది పశ్చాద్వింశ ఇత్యేకవిగుంశ పశ్చాత్ పశ్చాదిదీతి పశ్చాత్ ప్రతిష్ట ప్రతిష్ట పశ్చాదిదీతి పశ్చాత్ ప్రతిష్ట పశ్చాత్ ప్రతిష్ట ప్రతిష్ట పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్ట వై వై ప్రతిష్ట పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్ట వై ప్రతిష్ట వై వై ప్రతిష్ట ప్రతిష్ట వా ఏకవిగుంశ ఏకవిగుంశో వై ప్రతిష్ట ప్రతిష్ట వా ఏకవిగుంశ ప్రతిష్ఠేది ప్రతిష్ట ఏకవిగుంశ ఏకవిగుంశో వై వా ఏకవిగుంశ ప్రతిష్ఠితి ప్రతిష్ఠిత్యా ఏకవిగుంశో వై వా ఏకవిగుంశ ప్రతిష్ఠితి ఏకవిగుంశ ప్రతిష్ఠితి ప్రతిష్ఠిత్యా ఏకవిగుంశ ఏకవిగుంశ ప్రతిష్ఠితి భాంతో భాంత ప్రతిష్ఠిత్యా ఏకవిగుంశ ఏకవిగుంశ ప్రతిష్ఠితి భాంత ఏకవిగుంశ ఇత్యేకవిగుంశ ప్రతిష్ఠితి భాంతో భాంత ప్రతిష్ఠితి ప్రతిష్ఠితి భాంత పంచదశ పంచదశో భాంత ప్రతిష్ఠితి ప్రతిష్ఠితి భాంత పంచదశ ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠితి భాంత పంచదశ పంచదశో భాంతో భాంత పంచదశ ఇది పంచదశో భాంతో భాంత పంచదశ ఇది పంచదశ ఇది పంచదశ పంచదశ ఇత్యుత్తరత ఉత్తరత ఇది పంచదశ పంచదశ ఇత్యుత్తరత పంచదశ ఇది పంచాదశ ఉత్తరత ఉత్తరత ఇది ఇత్యుత్తరత ఓజ ఓజ ఉత్తరత ఇది ఇత్యుత్తరత ఓజ ఓజ ఓజ ఉత్తరద ఉత్తరద ఓజో వై వా ఓజ ఉత్తరద ఉత్తరద ఓజో వై ఓజో వై వా ఓజ ఓజో వై భాంతో భాంతో వా ఓజ ఓజో వై భాంత భాంతో భాంతో వై వై భాంత ఓజ ఓజో భాంతో వై వై భాంత ఓజ భాంత ఓజ ఓజో భాంతో భాంత ఓజ పంచదశ పంచదశ ఓజో భాంతో భాంత ఓజ పంచదశ పంచదశ పంచదశ ఓజ ఓజ పంచదశ ఓజ ఓజ పంచదశ ఓజ ఓజ పంచదశ ఓజ పంచదశ ఓజ ఓజ పంచదశ పంచదశ ఓజ ఏ వై ఓజ పంచదశ పంచదశ ఓజ ఏవా పంచదశ ఇది పంచాదశ ఓజ ఏ వై ఓజ ఓజ ఏవోత్తరత ఉత్తరత ఏ ఓజ ఓజ ఏవోత్తరత ఉత్తరత ఉత్తరత ఏ వై ఓత్తరతో ధత్తే దత్త ఉత్తరత ఏ వై ఓత్తరతో ధత్తే ఉత్తరతో ధత్తే దత్త ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్తే ధత్తే తస్మాదుత్తరతో విప్రయాయ్యుత్తరతో విప్రయాయీ తస్మాత్తే ధత్తే తస్మాదుత్తరతో విప్రయాయీ మాదుత్తరతో విప్రయాయ్యుత్తరతో విప్రయాయీ తస్మాత్తస్మాదుత్తరతో విప్రయాయీయేత్యుత్తరతో విప్రయాయీ తస్మాత్తస్మాదుత్తరతో విప్రయాయీయేతి ఉత్తరతో విప్రయాయీ చేతి నేత్యుత్తరతో విప్రయాయ్యుత్తరతో విప్రయాయీ చేతి ప్రదూర్తి ప్రదూర్తిచేత్యుత్తరతో విప్రయాయ్యుత్తరతో విప్రయాయీ చేతి ప్రదూర్తి విప్రయాయీత్యుత్తరత అభిప్రయాయీ చేతి ప్రదూర్తి ప్రదూర్తిర్జయది చేతి ప్రదూర్తిరష్టాదశోష్టాదశ ప్రదూర్తిర్జయది చేతి ప్రదూర్తిరష్టాదశ ప్రదూర్తిరష్టాదశోష్టాదశ ప్రదూర్తి ప్రదూర్తిరష్టాదశ ఇది త్రిష్టాదశ ప్రదూర్తి ప్రదూర్తిరష్టాదశ ఇది ప్రదూర్తిరిది ప్రాప్తూర్తి అష్టాదశ ఇది త్రిష్టాదశోష్టాదశ ఇది పురస్తాత్ పురస్తాది త్రిష్టాదశోష్టాదశ ఇది పురస్తాత్ అష్టాదశ ఇత్యష్టాదశః పురస్తాత్ పురస్తాది దీరి పురస్తాదు పోప పురస్తాది దీరి పురస్తాదు పురస్తాదు పోప పురస్తాత్ పురస్తాదు పదధాతి దధాత్యుప పురస్తాత్ పురస్తాదు పదధాతి పదధాతి దధాత్యుప పదధాతి ద్వౌ ద్వౌ దధాత్యుప పదధాతి ద్వౌ దధాతి ద్వౌ ద్వౌ దధాతి దధాతి ద్వౌ త్రివృతౌ త్రివృతౌ ద్వౌ దధాతి దధాతి ద్వౌ త్రివృతౌ త్రివృతౌ త్రివృతౌ ద్వౌ ద్వౌ త్రివృతావపి పూర్వమపి పూర్వం త్రివృతౌ ద్వౌ ద్వౌ త్రివృతావపి పూర్వం త్రివృతావపి పూర్వమపి పూర్వం త్రివృతౌ త్రివృతావపి పూర్వం యజ్ఞముఖే యజ్ఞముఖేపి పూర్వం త్రివృతౌ త్రివృతావపి పూర్వం యజ్ఞముఖే త్రివృతావితిత్రివృతౌ పూర్వం యజ్ఞముఖే యజ్ఞముఖేపి పూర్వమపి పూర్వం యజ్ఞముఖే వియజ్ఞముఖేపి పూర్వమపి పూర్వం యజ్ఞముఖే పూర్వమిచ్చభి పూర్వం యజ్ఞముఖే వియజ్ఞముఖే యజ్ఞముఖే వియాతయతి యాతయతి వియజ్ఞముఖే యజ్ఞముఖే వియాతయతి యముఖ ఇది యజ్ఞముఖే యాతయతి యాతయతి వివియాతయత్యభివర్తో అభివర్తో యాతయతి వివియాతయత్యభివర్త అభివర్తో యాతయతి యాతయత్యభివర్తస్య విగుంశస్య విగుంశోభివర్తో యాతయతి యాతయత్యభివర్తస్య విగుంశ అభివర్తస్య విగుంశస్య విగుంశోభివర్తో అభివర్తస్య విగుంశ ఇది స విగుంశోభివర్తో అభివర్తస్య విగుంశ ఇది సవిగుంశ ఇతి సవిగుంశ సవిగుంశ ఇది దక్షిణతో దక్షిణత ఇది సవిగుంశ సవిగుంశ ఇది దక్షిణత విగుంశ ఇది సవిగుంశ దక్షిణతో దక్షిణత ఇతి దక్షిణతోన్నమన్నం దక్షిణత ఇతి దక్షిణతోన్నం దక్షిణతోన్నమన్నం దక్షిణతో దక్షిణతోన్నం వై వా అన్నం దక్షిణతో దక్షిణతోన్నం వై అన్నం వై వా అన్నమన్నం వా అభివర్తో అభివర్తో వా అన్నమన్నం వా అభివర్త అభివర్తో అభివర్తో వై వా అభివర్తోన్నమన్నం అభివర్తో వై వా అభివర్తోన్నం అభివర్తోన్నమన్నం అభివర్తో అభివర్తోన్నగో సవిగుంశస్య విగుంశోన్నం అభివర్తో అభివర్తోన్నగో సవిగుంశ అభివర్త ఇత్యభివర్త అన్నగో సవిగుంశస్య విగుంశోన్నమన్నగో సవిగుంశోన్నమన్నగో సవిగుంశోన్నమన్నగో సవిగుంశోన్నం విగుంశోన్నమన్నగో స విగుంశస్ విగుంశోన్నమే వైవాన్నగో స విగుంశస్ విగుంశోన్నమే స విగుంశ ఇతి స విగుంశ అన్నమే వైవాన్నమన్నమే దక్షిణతో దక్షిణత ఏవాన్నమన్నమే దక్షిణత ఏవ దక్షిణతో దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ తస్మాత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణేన దక్షిణేన తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణేన తస్మాత్ దక్షిణేన దక్షిణేన తస్మాత్ తస్మాత్ దక్షిణేనాన్నమన్నం దక్షిణేన తస్మాత్ తస్మాత్ దక్షిణేనాన్నం దక్షిణేనాన్నమన్నం దక్షిణేన దక్షిణేనాన్నమద్యతేన్నం దక్షిణేన దక్షిణేనాన్నమద్యతే మధ్యతేన్నమన్నమద్యతే వర్చో వర్చోద్యతేన్నమన్నమద్యతే వర్చ్యతే వర్చో వర్చోద్యతేద్యతే వర్చో ద్వావిగుంశో ద్వావిగుంశో వర్చోద్యతేద్యతే వర్చో ద్వావిగుంశః ద్వావిగుంశో ద్వావిగుంశో వర్చో వర్చో ద్వావిగుంశ ఇది ద్వావిగుంశో వర్చో వర్చో ద్వావిగుంశ ఇది ద్వావిగుంశ ఇది ద్వావిగుంశో ద్వావిగుంశ ఇది పశ్చాత్ పశ్చాది ద్వావిగుంశో ద్వావిగుంశ ఇది పశ్చాత్ పశ్చాత్ పశ్చాది పశ్చాద్యద్యత్ పశ్చాది పశ్చాద్యత్ పశ్చాద్యద్యత్ పశ్చాత్ పశ్చాద్యద్విగుంశతిర్విగుంశతి యత్ పశ్చాత్ పశ్చాద్యద్విగుంశతి విరాజౌ విరాజౌ విరాజౌ విరాజౌ తేన తేన విరాజౌ యద్యత్ విరాజౌ తేన తేన విరాజౌ యత్ విరాజౌ యద్యత్ విరాజౌ విరాజౌ యత్ విరాజౌ విరాజౌ యద్వే రాజావితివి రాజౌ ద్వే ద్వే యద్యద్వే ప్రతిష్టా ప్రతిష్టా ద్వే యద్యద్వే ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్టా ద్వే ద్వే ప్రతిష్టా తేన తేన ప్రతిష్టా ద్వే ద్వే ప్రతిష్టా తేన ప్రతిష్టాదేన తేన ప్రతిష్టా ప్రతిష్టా తేన విరాజో విరాజోస్తేన ప్రతిష్టా ప్రతిష్టా తేన విరాజో ప్రతి విరాజో విరాజోస్తేన తేన విరాజో రేవైవ విరాజోస్తేన తేన విరాజో రేవా విరాజో రేవైవ విరాజో విరాజో రేవాభిపూర్వమభిపూర్వమేవ విరాజో విరాజో రేవాభిపూర్వం విరాజో రితివి రాజో రేవాభిపూర్వమభిపూర్వమేవైవాభిపూర్వమన్నాద్యేన్నాద్యేభిపూర్వమేవైవాభిపూర్వమన్నాద్యేభిపూర్వమన్నాద్యే ప్రతి ప్రత్యన్నాద్యేభిపూర్వమభిపూర్వమన్నాద్యే ప్రతి ప్రత్యన్నాద్యేన్నాద్యే ప్రతి తిష్టతి తిష్టతి ప్రత్యన్నాద్యేన్నాద్యే ప్రతి తిష్టతి తిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి తపస్తపస్తిష్టతి ప్రతి ప్రతిష్టతి తపస్తి తపస్తపస్తిష్టతి తిష్టతి తపో నవదశో నవదశస్తపస్తిష్టతి తిష్టతి తపో నవదశః తపో నవదశో నవదశస్తపస్తపో నవదశ ఇతీతి నవదశస్తపస్తపో నవదశ ఇతి నవదశ ఇతీతి నవదశో నవదశ ఇత్యుత్తరత ఉత్తరత ఇతి నవదశో నవదశ ఇత్యుత్తరతః నవదశ ఇతి నవదశః ఇత్యుత్తరత ఉత్తరత ఇతి ఉత్తరతస్తస్మాత్ తస్మాదుత్తరత ఇది ఉత్తరతస్తస్మాత్ తరతస్తస్మాత్ తస్మాదుత్తరత ఉత్తరతస్తస్మాత్ సవ్యః సవ్యస్ తస్మాదుత్తరత ఉత్తరతస్తస్మాత్ సవ్యః ఉత్తరత ఇత్యుత్ తరతః సవ్యః సవ్యస్ తస్మాత్ తస్మాత్ సవ్యోహస్తయోర్హస్తయోః సవ్యస్ తస్మాత్ తస్మాత్ సవ్యోహస్తయోః సవ్యోహస్తయోర్హస్తయోః సవ్యస్ సవ్యోహస్తయోస్తమస్వితరస్తమస్వితరో హస్తయో లోకాస్తృణవస్తృణవో లోకాస్తృణవ ఏ ఏష్ తృణవో లోకాస్తృణవేషు తృణవస్తృణవ ఏష్ వై వై శృణవస్తృణవ ఏష్ వాణవ ఇది త్రీ నవ ఏష్ వై వైష్వేష్వ లోకేషు లోకేష్వే వైష్వేష్వ లోకేషు దేవలోకేషు లోకేష్వే వైవ లోకేషు ప్రతి ప్రతి లోకేష్వే వైవ లోకేషు ప్రతి లోకేషు ప్రతి ప్రతి లోకేషు లోకేషు ప్రతిష్టతి తిష్టతి ప్రతి లోకేషు లోకేషు ప్రతిష్టతి తిష్టతి తిష్టతి ప్రతి ప్రతిష్టతి సంభరణ సంభరణ తిష్టతి ప్రతి ప్రతిష్టతి సంభరణ తిష్టతి సంభరణ సంభరణ తిష్టతి తిష్టతి సంభరణ స్త్రయో వింశస్త్రయో వింశ సంభరణ తిష్టతి తిష్టతి సంభరణ స్త్రయో వింశ సంభరణ స్త్రయో వింశస్త్రయో వింశ సంభరణ సంభరణ స్త్రయో వింశ ఇది త్రయో వింశ సంభరణ సంభరణ స్త్రయో వింశ ఇది సంభరణ ఇది సంభరణ వింశ ఇది త్రయో వింశస్త్రయో వింశ ఇత్యుత్తరత ఉత్తరత ఇది త్రయో వింశస్త్రయో వింశ ఇత్యుత్తరత త్రయో వింశ ఇది త్రయ వింశ ఉత్తరత ఉత్తరత ఇది ఇత్యుత్తరతస్తస్మాత్తస్మాదుత్తరత ఇది ఇత్యుత్తరతస్తస్మాత్తస్మాదుత్తరత ఉత్తరతస్తస్మాత్ ఉత్తరతస్తస్మాత్ సవ్యః సవ్యస్తస్మాదుత్తరత ఉత్తరతస్తస్మాత్ సవ్యః తరత ఇత్యుత్ తరతః స్మాత్ సవ్యః సవ్యస్తస్మాత్ తస్మాత్ సవ్యోహస్తయోరహస్తయో సవ్యస్తస్మాత్ తస్మాత్ సవ్యోహస్తయోరహస్తయో సవ్యః సవ్యోహస్తయో సంభార్యతర సంభార్యతరోహస్తయో సవ్యః సవ్యోహస్తయో సంభార్యతర సంభార్యతరోహస్తయోరహస్తయో సంభార్యతర కృతుః సంభార్యతరోహస్తయోరహస్తయో సంభార్యతర కృతుః భార్యతర కృతుః కృతుః సంభార్యతర సంభార్యతర కృతురేక త్రిగుంశ ఏక త్రిగుంశ కృతుః సంభార్యతర సంభార్యతర కృతురేక త్రిగుంశ సంభార్యతర ఇది సంభార్యతర కృతురేక త్రిగుంశ ఏక త్రిగుంశ కృతః కృతురేక త్రిగుంశ ఇది ఇత్యేక త్రిగుంశ కృతః కృతురేక త్రిగుంశ ఇది ఏక త్రిగుంశ ఇది ఇత్యేక త్రిగుంశ ఏక త్రిగుంశ ఇది పురస్తాత్ పురస్తాదిత్యేక త్రిగుంశ ఏక త్రిగుంశ ఇది పురస్తాత్ ఏక త్రిగుంశ ఇత్యేక త్రిగుంశః పురస్తాత్ పురస్తాదితి పురస్తాదుపోప పురస్తాదితి పురస్తాదుప పురస్తాదుపోప పురస్తాత్ పురస్తాదుప దధాతి దధాత్యుప పురస్తాత్ పురస్తాదుప దధాతి ఉప దధాతి దధాత్యుపోప దధాతి వాగ్ వాగ్ దధాత్యుపోప దధాతి వాగ్ దధాతి వాగ్ వాగ్ దధాతి దధాతి వాగ్ వై వై వాగ్ దధాతి దధాతి వాగ్ వై వాగ్ వై వై వాగ్ వాగ్ వై క్రతుః క్రతుర్వై వాగ్ వాగ్ వై క్రతుః వై క్రతుః క్రతుర్వై వై క్రతుర్యజ్ఞముఖం యజ్ఞముఖం క్రతుర్వై వై క్రతుర్యజ్ఞముఖం క్రతుర్యజ్ఞముఖం యజ్ఞముఖం క్రతుః క్రతుర్యజ్ఞముఖం వాగ్ వాగ్ యజ్ఞముఖం క్రతుః క్రతుర్యజ్ఞముఖం వాగ్ యజ్ఞముఖం వాగ్ వాగ్ యజ్ఞముఖం యజ్ఞముఖం వాగ్ యజ్ఞముఖం యజ్ఞముఖం వాగ్ యజ్ఞముఖం యజ్ఞముఖం వాగ్ యజ్ఞముఖం యజ్ఞముఖమిది యజ్ఞముఖం వాగ్ యజ్ఞముఖం యజ్ఞముఖం వాగ్ వాగ్ యజ్ఞముఖమేవైవ యజ్ఞముఖం వాగ్ వాగ్ యజ్ఞముఖమేవ యజ్ఞముఖమేవైవ యజ్ఞముఖం యజ్ఞముఖమేవ పురస్తాత్ పురస్తాదేవ యజ్ఞముఖం యజ్ఞముఖమేవ పురస్తాత్ యజ్ఞముఖమితి యజ్ఞముఖం దేవ పురస్తాత్ పురస్తాదేవైవ పురస్తాద్విరి పురస్తాదేవైవ పురస్తాద్వి పురస్తాద్విరి పురస్తాత్ పురస్తాద్వి యాతేతి యాతేతి వి పురస్తాత్ పురస్తాద్వి యాతేతి యాతేతి యాతేతి వి యాతేతి ప్రధ్నస్య ప్రధ్నస్య యాతేతి వి యాతేతి ప్రధ్నస్య యాతేతి ప్రధ్నస్య ప్రధ్నస్య యాతేతి యాతేతి ప్రధ్నస్య విష్టవం విష్టవం ప్రధ్నస్య యాతేతి యాతేతి ప్రధ్నస్య విష్టవం ప్రధ్నస్య విష్టవం విష్టవం ప్రధ్నస్య ప్రధ్నస్య విష్టవం చతుస్త్రిగుంశ్చతుస్త్రిగుంశో విష్టవం ప్రధ్నస్య ప్రధ్నస్య విష్టవం చతుస్త్రిగుంశః విష్టవం చతుస్త్రిగుంశ్చతుస్త్రిగుంశో విష్టవం విష్టవం చతుస్త్రిగుంశ ఇది చతుస్త్రిగుంశో విష్టవం విష్టవం చతుస్త్రిగుంశ ఇది చతుస్త్రిగుంశ ఇది చతుస్త్రిగుంశ్చతుస్త్రిగుంశ ఇది దక్షిణతో దక్షిణత ఇది చతుస్త్రిగుంశ్చతుస్త్రిగుంశ ఇది దక్షిణతః త్రిఘోష ఇది త్రిఘోష దక్షిణతో దక్షిణత ఇది దక్షిణతో సావసౌ దక్షిణత ఇది దక్షిణతో సౌ దక్షిణతో సావసౌ దక్షిణతో దక్షిణతో సౌ వైవా అసౌ దక్షిణతో దక్షిణతో సౌ వై అసౌ వైవా అసావసౌ వా ఆదిత్య ఆదిత్యో వా అసావసౌ వా ఆదిత్య ఆదిత్య ఆదిత్యో వైవా ఆదిత్యో బ్రధ్నస్య బ్రధ్నస్యాదిత్యో వైవా ఆదిత్యో బ్రధ్నస్య ఆదిత్యో బ్రధ్నస్య బ్రధ్నస్యాదిత్య ఆదిత్యో బ్రధ్నస్య విష్టవం విష్టవం బ్రధ్నస్యాదిత్య ఆదిత్యో బ్రధ్నస్య విష్టవం బ్రధ్నస్య విష్టవం విష్టవం బ్రధ్నస్య బ్రధ్నస్య విష్టవం బ్రహ్మవక్షసం బ్రహ్మవక్షసం విష్టవం బ్రధ్నస్య బ్రధ్నస్య విష్టవం బ్రహ్మవక్షసం విష్టవం బ్రహ్మవక్షసం బ్రహ్మవక్షసం విష్టవం విష్టవం బ్రహ్మవక్షసమేవైవ బ్రహ్మవక్షసం విష్టవం విష్టవం బ్రహ్మవక్షసమేవ బ్రహ్మవక్షసమేవైవ బ్రహ్మవక్షసం బ్రహ్మవక్షసమేవ దక్షిణతో దక్షిణత ఏవ బ్రహ్మవక్షసం బ్రహ్మవక్షసమేవ దక్షిణత బ్రహ్మవక్షసమితి బ్రహ్మ వక్షసం ఏవ దక్షిణతో దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణో దక్షిణస్తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణ తస్మాత్ దక్షిణో దక్షిణస్తస్మాత్ తస్మాత్ దక్షిణోర్ధోర్ధో దక్షిణస్తస్మాత్ తస్మాత్ దక్షిణోర్ధ దక్షిణోర్ధోర్ధో దక్షిణో దక్షిణోర్ధో బ్రహ్మవర్తసిధరో బ్రహ్మవర్తసిధరోర్ధో దక్షిణో దక్షిణోర్ధో బ్రహ్మవర్తసిధర బ్రహ్మవర్చసిధరో బ్రహ్మవర్చసిధరోర్ధోర్ధో బ్రహ్మవర్చసిధర ప్రతిష్టా ప్రతిష్టా బ్రహ్మవర్చసిధరోర్ధోర్ధో బ్రహ్మవర్చసిధర ప్రతిష్టా బ్రహ్మవర్చసిధర ప్రతిష్టా ప్రతిష్టా బ్రహ్మవర్చసిధరో బ్రహ్మవర్చసిధర ప్రతిష్టా త్రయస్త్రిగుంశస్త్రయస్త్రిగుంశ ప్రతిష్టా బ్రహ్మవర్చసిధరో బ్రహ్మవర్చసిధర ప్రతిష్టా త్రయస్త్రిగుంశ బ్రహ్మవర్చసిధర ఇది బ్రహ్మవర్చసిధర త్రయస్త్రిగుంశస్త్రయస్త్రిగుంశ ప్రతిష్టా ప్రతిష్టా త్రయస్త్రిగుంశ ఇది త్రయస్త్రిగుంశ ప్రతిష్టా ప్రతిష్టా త్రయస్త్రిగుంశ ఇది ప్రతిష్ఠేది ప్రతిష్టాత్రయస్త్రిగుంశ ఇది త్రయస్త్రిగుంశస్త్రయస్త్రిగుంశ ఇది పశ్చాత్ పశ్చాది త్రయస్త్రిగుంశస్త్రయస్త్రిగుంశ ఇది పశ్చాత్రిగుంశ ఇది త్రయ త్రిగుంశ ఇది పశ్చాత్ పశ్చాదిది పశ్చాత్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై పశ్చాదిది పశ్చాత్ ప్రతిష్ఠిత్యై పశ్చాత్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్ఠిత్యై నాకో నాక ప్రతిష్ఠిత్యై పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్ఠిత్యై నాక ప్రతిష్ఠిత్యై నాకో నాక ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై నాక షట్త్రిగుంశ షట్త్రిగుంశో నాక ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై నాక షట్త్రిగుంశ ప్రతిష్ఠిత్యాది ప్రతిష్ఠిత్యై నాక షట్త్రిగుంశ షట్త్రిగుంశో నాకో నాక షట్త్రిగుంశ ఇది షట్త్రిగుంశో నాకో నాక షట్త్రిగుంశ ఇది షట్త్రిగుంశ ఇది షట్త్రిగుంశ షట్త్రిగుంశ ఇత్యుత్తరద ఉత్తరద ఇది షట్త్రిగుంశ షట్త్రిగుంశ ఇత్యుత్తరద త్రిగుంశ ఇది షట్ త్రిగుంశ ఇత్యుత్తరద ఉత్తరద ఇది ఇత్యుత్తరదస్సు వర్గస్సు వర్గ ఉత్తరద ఇది ఇత్యుత్తరదస్సు వర్గ తరదస్సు వర్గస్సు వర్గ ఉత్తరద ఉత్తరదస్సు వర్గో వై వై సు వర్గ ఉత్తరద ఉత్తరదస్సు వర్గో వై ఉత్తరద ఇత్యుత్తరద వర్గో వై వై సు వర్గస్సు వర్గో వై లోకో లోకో వై సు వర్గస్సు వర్గో వై లోక వర్గ ఇది సువర్గః లోకో లోకో వై వై లోకో నాకో నాకో లోకో వై వై లోకో నాక లోకో నాకో నాకో లోకో లోకో నాకస్సు వర్గస్య సువర్గస్య నాకో లోకో లోకో నాకస్సు వర్గస్య నాకస్సు వర్గస్య సువర్గస్య నాకో నాకస్సు వర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య నాకో నాకస్సు వర్గస్య లోకస్య సువర్గస్య లోకస్య లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య సమష్టి సమష్టి లోకస్య సువర్గస్య సువర్గస్య లోకస్య సమష్టి వర్గస్యేతి సువర్గస్య లోకస్య సమష్టి సమష్టి లోకస్య లోకస్య సమష్టి సమస్యా ఇది సమ్ అగ్నేర్భాగో భాగో అగ్నేరగ్నేర్భాగో స్థితి భాగో అగ్నేరగ్నేర్భాగోసి భాగో స్థితి భాగో భాగో సీతీత్యసి భాగో భాగో సీతి సీతీత్యస్య సీతి పురస్తాత్ పురస్తాదిత్యస్య సీతి పురస్తాత్ పురస్తాత్ పురస్తాదిదీతి పురస్తాదుపోప పురస్తాదిదీతి పురస్తాదుపాస్తాదుపోప పురస్తాత్ పురస్తాదుపదధాతి దధాత్యుప పురస్తాత్ పురస్తాదుపదధాతి దధాతి దధాత్యుపోప దధాతి యజ్ఞముఖం యజ్ఞముఖం దధాత్యుపోప దధాతి యజ్ఞముఖం దధాతి యజ్ఞముఖం యజ్ఞముఖం దధాతి దధాతి యజ్ఞముఖం వై వై యజ్ఞముఖం దధాతి దధాతి యజ్ఞముఖం వై యజ్ఞముఖం వై వై యజ్ఞముఖం యజ్ఞముఖం వా అగ్నిరగ్నిర్వై యజ్ఞముఖం యజ్ఞముఖం వా అగ్ని యజ్ఞముఖమితి యజ్ఞముఖం వా అగ్నిరగ్నిర్వై వా అగ్నిర్యజ్ఞముఖం యజ్ఞముఖమగ్నిర్వై వా అగ్నిర్యజ్ఞముఖం అగ్నిర్యజ్ఞముఖం యజ్ఞముఖమగ్నిరగ్నిర్యజ్ఞముఖం దీక్షా దీక్షా యజ్ఞముఖమగ్నిరగ్నిర్యజ్ఞముఖం దీక్షాముఖం దీక్షా దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖం దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖం దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖం దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖమితి యజ్ఞముఖం దీక్షా యజ్ఞముఖం యజ్ఞముఖం దీక్షా దీక్షా యజ్ఞముఖం బ్రహ్మ బ్రహ్మ యజ్ఞముఖం దీక్షా దీక్షా యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖం బ్రహ్మ బ్రహ్మ యజ్ఞముఖం యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖం యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖం యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖం యజ్ఞముఖమితి యజ్ఞముఖం బ్రహ్మ యజ్ఞముఖం యజ్ఞముఖం బ్రహ్మ బ్రహ్మ యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం బ్రహ్మ బ్రహ్మ యజ్ఞముఖం త్రివృత యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం యజ్ఞముఖమితి యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖం యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖమే వై యజ్ఞముఖం త్రివృత్యజ్ఞముఖమేవాది త్రివృత యజ్ఞముఖమే వై యజ్ఞముఖం యజ్ఞముఖమేవ పురస్తాత్ పురస్తాదేవ యజ్ఞముఖం యజ్ఞముఖమేవ పురస్తాత్ యజ్ఞముఖమితి యజ్ఞముఖం ఏవ పురస్తాత్ పురస్తాదేవైవ పురస్తాద్వి పురస్తాదేవైవ పురస్తాద్వి పురస్తాద్వి పురస్తాత్ పురస్తాద్వి యాతయతి యాతయతి వి పురస్తాత్ పురస్తాద్వి యాతయతి యాతయతి యాతయతి వియాతయతి నృచక్షసాన్ నృచక్షసాన్ యాతయతి వియాతయతి నృచక్షసాన్ నృచక్షసాన్ నృచక్షసాన్ యాతయతి యాతయతి నృచక్షసాన్ భాగో భాగో నృచక్షసాన్ యాతయతి యాతయతి నృచక్షసాన్ భాగః నృచక్షసాన్ భాగో భాగో నృచక్షసాన్ నృచక్షసాన్ భాగో స్థితి భాగో నృచక్షసాన్ నృచక్షసాన్ భాగో నృచక్షసామితి నృచక్షసాన్ భాగో స్థితి భాగో భాగో సీతీత్యసి భాగో భాగో సీతి సీతీత్యస్య సీతి దక్షిణతో దక్షిణత ఇత్యస్య సీతి దక్షిణత దక్షిణతో దక్షిణత ఇదీతి దక్షిణత శుశ్రువాగుంస శుశ్రువాగుంసో దక్షిణత ఇదీతి దక్షిణత శుశ్రువాగుంస దక్షిణత శుశ్రువాగుంస శుశ్రువాగుంసో దక్షిణతో దక్షిణత శుశ్రువాగుంసో వై వై శుశ్రువాగుంసో దక్షిణతో దక్షిణత శుశ్రువాగుంసో వై శ్రువాగుంసో వై వై శుశ్రువాగుంస శుశ్రువాగుంసో వై నృజక్షసో నృజక్షసో వై శుశ్రువాగుంస శుశ్రువాగుంసో వై నృజక్షస వై నృజక్షసో నృజక్షసో వై వై నృజక్షసోన్నమన్నం నృజక్షసో వై వై నృజక్షసోన్నం నృజక్షసోన్నమన్నం నృజక్షసో నృజక్షసోన్నం ధాతా ధాతాన్నం నృజక్షసో నృజక్షసోన్నం ధాతాక్షసక్షసన్నం ధాతా ధాతాన్నమన్నం ధాతా జాతాయ జాతాయ ధాతాన్నమన్నం ధాతా జాతాయ ధాతా జాతాయ జాతాయ ధాతా ధాతా జాతాయైవైవ జాతాయ ధాతా ధాతా జాతాయైవా జాతాయైవైవ జాతాయ జాతాయైవాస్మా అస్మా ఏవ జాతాయ జాతాయైవాస్మై స్మా అన్నమన్నమస్మా అస్మా అన్నమత్యత్యన్నమస్మా అస్మా అన్నమపి అన్నమప్యత్యన్నమన్నమపి దధాతి దధాత్యప్యన్నమన్నమపి దధాతి దధాతి దధాత్యప్యపి దధాతి తస్మాత్ తస్మాత్ దధాత్యప్యపి దధాతి తస్మాత్ దధాతి తస్మాత్ తస్మాత్ దధాతి దధాతి తస్మాత్ జాతో జాతస్తస్మాత్ దధాతి దధాతి తస్మాత్ జాతః తస్మాత్ జాతో జాతస్తస్మాత్ తస్మాత్ జాతో అన్నమన్నం జాతస్తస్మాత్ తస్మాత్ జాతోన్నం జాతోన్నమన్నం జాతో జాతోన్నమత్యత్యన్నం జాతో జాతోన్నమత్తి అన్నమత్యత్యన్నమన్నమత్తి జనిత్రం జనిత్రమత్యన్నమన్నమత్తి జనిత్రం జనిత్రం జనిత్రమత్యత్తి జనిత్రగ్గుస్పృతగ్గుస్పృతం జనిత్రమత్యత్తి జనిత్రగ్గుస్పృతం జనిత్రగ్గుస్పృతగ్గుస్పృతం జనిత్రం జనిత్రగ్గుస్పృతకం సప్తదశ సప్తదశ స్పృతం జనిత్రం జనిత్రగ్గుస్పృతం ప్రతిష్ఠే ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఏక విభుంశో వై వా ఏక విభుంశ ప్రతిష్ఠిత్యై ఏక విభుంశ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఏక విభుంశ ప్రతిష్ఠిత్యా ఇంద్రస్యేంద్రస్య ప్రతిష్ఠిత్యా ఏక విభుంశ ప్రతిష్ఠిత్యా ఇంద్రస్య ఏక విభుంశ ఇత్యేకా విభుంశః ప్రతిష్ఠిత్యా ఇంద్రస్యేంద్రస్య ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఇంద్రస్య భాగో భాగ ఇంద్రస్య ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యా ఇంద్రస్య భాగః ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠితి ఇంద్రస్య భాగో భాగ ఇంద్రస్యేంద్రస్య భాగోస్యది భాగ ఇంద్రస్యేంద్రస్య భాగోసి భాగోస్యసి భాగో భాగోసి దీత్యసి భాగో భాగోసి అసీతీత్యస్య సీత్యుత్తరత ఉత్తరత ఇత్యస్య సీత్యుత్తరత ఇత్యుత్తరత ఉత్తరత ఇదిత్యుత్తరత ఓజ ఓజ ఉత్తరత ఇదిత్యుత్తరత ఓజః ఉత్తరత ఓజ ఓజ ఉత్తరత ఉత్తరత ఓజో వై వా ఓజ ఉత్తరత ఉత్తరత ఓజో వై తరత ఇత్యుత్ తరతః ఓజో వై వా ఓజ ఓజో వా ఇంద్ర ఇంద్రో వా ఓజ ఓజో వా ఇంద్రః వా ఇంద్ర ఇంద్రో వై వా ఇంద్ర ఓజ ఓజ ఇంద్రో వై వా ఇంద్ర ఓజః ఇంద్ర ఓజ ఓజ ఇంద్ర ఇంద్ర ఓజో విష్ణుర్ విష్ణురోజ ఇంద్ర ఇంద్ర ఓజో విష్ణుః ఓజో విష్ణుర్ విష్ణురోజ ఓజో విష్ణురోజ ఓజో విష్ణురోజ ఓజో విష్ణురోజః విష్ణురోజ ఓజో విష్ణుర్ విష్ణురోజః క్షత్రం క్షత్రమోజో విష్ణుర్ విష్ణురోజః క్షత్రం ఓజః క్షత్రం క్షత్రమోజ ఓజః క్షత్రమోజ ఓజః క్షత్రమోజ ఓజః క్షత్రమోజః క్షత్రమోజ ఓజః క్షత్రం క్షత్రమోజః పంచదశ పంచదశ ఓజః క్షత్రం క్షత్రమోజః పంచదశ ఓజః పంచదశ పంచదశ ఓజ ఓజః పంచదశ ఓజ ఓజః పంచదశ ఓజ ఓజః పంచదశ ఓజః పంచదశ ఓజ ఓజః పంచదశ పంచదశ ఓజ ఏవైవౌజ పంచదశ పంచదశ ఓజ ఏవ పంచదశ ఇది పంచదశః ఏవైవౌజ ఓజ ఏవోత్తరత ఉత్తరత ఏవౌజ ఓజ ఏవోత్తరతః ఏవోత్తరత ఉత్తరత ఏవైవోత్తరతో ధత్తే ధత్త ఉత్తరత ఏవైవోత్తరతో ధత్తే ధత్తో ధత్తే ధత్త ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్త ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ ఉత్తరత ఇత్యుత్తరతః తస్మాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాదుత్తరతో విప్రజాయ్యుత్తరతో విప్రజాయి తస్మాత్ ధత్తే ధత్తే తస్మాదుత్తరతో విప్రజాయి తస్మాదుత్తరతో విప్రజాయ్యుత్తరతో విప్రజాయి తస్మాత్ తస్మాదుత్తరతో విప్రజాయి జయతి యత్యుత్తరతో విప్రజాయి తస్మాత్ తస్మాదుత్తరతో విప్రజాయి జయతి తరతో విప్రజాయి జయతి జయత్యుత్తరతో విప్రజాయ్యుత్తరతో విప్రజాయి జయతి వసూనాం వసూనాం జయత్యుత్తరతో విప్రజాయ్యుత్తరతో విప్రజాయి జయతి వసూనాభిప్రయాయీత్యుత్తరతః అభిప్రయాయీ వసూనాం వసూనాం జయతి జయతి వసూనాం భాగో భాగో వసూనాం జయతి జయతి వసూనాం భాగ వసూనాం భాగో భాగో వసూనాం వసూనాం భాగోస్తి భాగో వసూనాం వసూనాం భాగోసి భాగోస్తి భాగో భాగోసి దీత్యసి భాగో భాగోసి దీత్యస్య సీతి పురస్తాత్ పురస్తాదిత్యస్య సీతి పురస్తాత్ పురస్తాత్ పురస్తాదిదేతి పురస్తాదు భోగ పురస్తాదిదేతి పురస్తాదు పురస్తాదు భోగ పురస్తాత్ పురస్తాదు పదధాతి దధాత్యుప పురస్తాత్ పురస్తాదు పదధాతి దధాతి దధాత్యుప దధాతి యజ్ఞముఖం యజ్ఞముఖం దధాత్యుప దధాతి యజ్ఞముఖం దధాతి యజ్ఞముఖం యజ్ఞముఖం దధాతి దధాతి యజ్ఞముఖం వై వై యజ్ఞముఖం దధాతి దధాతి యజ్ఞముఖం వై యజ్ఞముఖం వై వై యజ్ఞముఖం యజ్ఞముఖం వై వసవో వసవో వై యజ్ఞముఖం యజ్ఞముఖం వై వసవ యజ్ఞముఖమితి యజ్ఞముఖం వై వసవో వసవో వై వై వసవో యజ్ఞముఖం యజ్ఞముఖం వసవో వై వై వసవో యజ్ఞముఖం వసవో యజ్ఞముఖం యజ్ఞముఖం వసవో వసవో యజ్ఞముఖం రుద్రా రుద్రా యజ్ఞముఖం వసవో వసవో యజ్ఞముఖం రుద్రా యజ్ఞముఖం రుద్రా రుద్రా యజ్ఞముఖం యజ్ఞముఖం రుద్రా యజ్ఞముఖం యజ్ఞముఖం రుద్రా యజ్ఞముఖం యజ్ఞముఖం రుద్రా యజ్ఞముఖం యజ్ఞముఖమితి యజ్ఞముఖం రుద్రా యజ్ఞముఖం యజ్ఞముఖం రుద్రా రుద్రా యజ్ఞముఖం చతుర్విగుంశ్చతుర్విగుంశో యజ్ఞముఖం రుద్రా రుద్రా యజ్ఞముఖం చతుర్విగుంశః యజ్ఞముఖం చతుర్విగుంశ్చతుర్విగుంశో యజ్ఞముఖం యజ్ఞముఖం చతుర్విగుంశో యజ్ఞముఖం యజ్ఞముఖం చతుర్విగుంశో యజ్ఞముఖం యజ్ఞముఖం చతుర్విగుంశో యజ్ఞముఖం చతుర్విగుంశో యజ్ఞముఖం యజ్ఞముఖం చతుర్విగుంశ్చతుర్విగుంశో యజ్ఞముఖమేవ యజ్ఞముఖం చతుర్విగుంశ్చతుర్విగుంశో యజ్ఞముఖమేవ విగుంశ ఇతి చతుః విగుంశః యజ్ఞముఖమేవ యజ్ఞముఖం యజ్ఞముఖమేవ పురస్తాత్ పురస్తాదేవ యజ్ఞముఖం యజ్ఞముఖమేవ పురస్తాత్ యజ్ఞముఖమితి యజ్ఞముఖం ఏవ పురస్తాత్ పురస్తాదేవైవ పురస్తాద్వి పురస్తాదేవైవ పురస్తాద్వి పురస్తాద్వి పురస్తాత్ పురస్తాద్వి యాదైతి యాదైతి పురస్తాత్ పురస్తాద్వి యాదైతి యాదైతి యాదైతి విలయాదయత్యాదిత్యానామాదిత్యానాం యాదయతి విలయాదయత్యాదిత్యానాం యాదయత్యాదిత్యానామాదిత్యానాం యాదయతి యాదయత్యాదిత్యానాం భాగో భాగాదిత్యానాం యాదయతి యాదయత్యాదిత్యానాం భాగాదిత్యానాం భాగో భాగాదిత్యానామాదిత్యానాం భాగోసి భాగాదిత్యానామాదిత్యానాం భాగోసి భాగోసి భాగో భాగోసి ీత్యసి భాగో భాగోసీతిసీదిత్యస్య సీతి దక్షిణతో దక్షిణత ఇత్యస్య సీతి దక్షిణత దక్షిణతో దక్షిణత ఇదీతి దక్షిణతోన్నమన్నం దక్షిణత ఇదీతి దక్షిణతోన్నం దక్షిణతోన్నమన్నం దక్షిణతో దక్షిణతోన్నం వై వా అన్నం దక్షిణతో దక్షిణతోన్నం వై అన్నం వై వా అన్నమన్నం వా ఆదిత్య ఆదిత్య వా అన్నమన్నం వా ఆదిత్య ఆదిత్య ఆదిత్య వై వా ఆదిత్య అన్నమన్నమాదిత్య వై వా ఆదిత్య అన్నం ఆదిత్య అన్నమన్నమాదిత్య ఆదిత్య అన్నం మరుతో మరుతోన్నమాదిత్య ఆదిత్య అన్నం మరుతన్నం మరుతో మరుతోన్నమన్నం మరుతోన్నమన్నం మరుతోన్నమన్నం మరుతోన్నం మరుతోన్నమన్నం మరుతో మరుతోన్నం గర్భ గర్భ అన్నం మరుతో మరుతోన్నం గర్భ అన్నం గర్భ గర్భ అన్నమన్నం గర్భ అన్నమన్నం గర్భ అన్నమన్నం గర్భ అన్నం గర్భ అన్నమన్నం గర్భ గర్భ అన్నం పంచవిగంశ పంచవిగంశోన్నం గర్భ గర్భ అన్నం పంచవిగంశ అన్నం పంచవిగంశ పంచవిగంశోన్నమన్నం పంచవిగంశోన్నమన్నం పంచవిగంశోన్నమన్నం పంచవిగంశోన్నం పంచవిగంశోన్నమన్నం పంచవిగంశ పంచవిగంశోన్నమేవైవ అన్నం పంచవిగంశ పంచవిగంశోన్నమేవ పంచవిగంశ ఇది పంచ విగంశమేవైవాన్నమన్నమేవ దక్షిణతో దక్షిణత ఏవాన్నమన్నమేవ దక్షిణత ఏవ దక్షిణతో దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే ధత్తే ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణేన దక్షిణేన తస్మాత్ ధత్తే ధత్తే తస్మాత్ దక్షిణేన దక్షిణేన దక్షిణేన తస్మాత్ తస్మాత్ దక్షిణేనాన్నమన్నం దక్షిణేన తస్మాత్ తస్మాత్ దక్షిణేనాన్నం దక్షిణేనాన్నమన్నం దక్షిణేన దక్షిణేనాన్నమద్యదే ద్యదేన్నం దక్షిణేన దక్షిణేనాన్నమద్యదే నమద్యదే ద్యదేన్నమన్నమద్యదే దిత్యా అదిత్యా అద్యదేన్నమన్నమద్యదే దిత్యైదే దిత్యా అదిత్యా అద్యదాద్యతే దిత్యై భాగో భాగోదిత్యా అద్యదే ద్యదే దిత్యై భాగ అదిత్యై భాగో భాగోదిత్యా అదిత్యై భాగో స్థితి భాగోదిత్యా అదిత్యై భాగోసి భాగో స్థితి భాగో భాగోసీతీత్యసి భాగో భాగోసీతి అసీతీత్యస్య సీతి పశ్చాత్ పశ్చాదిత్యస్య సీతి పశ్చాత్ పశ్చాదిరీతి పశ్చాత్ ప్రతిష్టా ప్రతిష్టా పశ్చాదిరీతి పశ్చాత్ ప్రతిష్టా పశ్చాత్ ప్రతిష్టా ప్రతిష్టా పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్టా వై వై ప్రతిష్టా పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్టా వై ప్రతిష్టా వై వై ప్రతిష్టా ప్రతిష్టా వా అదిరదిర్ వై ప్రతిష్టా ప్రతిష్టా వా అదితి ప్రతిష్ఠేతి ప్రతిష్టా అదిరదిర్వై వా అదితి ప్రతిష్టా ప్రతిష్టాదిర్వై వా అదితి ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్టాదిరదిర్ ప్రతిష్టా భూషా భూషా ప్రతిష్టాదిరదిర్ ప్రతిష్టా భూషా భూషా భూషా ప్రతిష్టా ప్రతిష్టా భూషా ప్రతిష్టా ప్రతిష్టా భూషా ప్రతిష్టా ప్రతిష్టా భూషా ప్రతిష్టా ప్రతిష్ఠేతి ప్రతిష్టా ప్రతిష్టా ప్రతిష్టా భూషా భూషా ప్రతిష్టా తృణవస్తృణవ ప్రతిష్టా భూషా భూషా ప్రతిష్టా తృణవ ప్రతిష్టా తృణవస్తృణవ ప్రతిష్టా ప్రతిష్టా తృణవ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై తృణవ ప్రతిష్టా ప్రతిష్టా తృణవ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠేతి ప్రతిష్టా ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై తృణవస్తృణవ ప్రతిష్ఠిత్యై దేవస్య దేవస్య ప్రతిష్ఠిత్యై తృణవస్తృణవ ప్రతిష్ఠిత్యై దేవస్య తృణవ ఇతి త్రీణవ ప్రతిష్ఠిత్యై దేవస్య దేవస్య ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై దేవస్య సవిదు సవితుర్దేవస్య ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై దేవస్య సవిదు ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై దేవస్య సవిదు సవితుర్దేవస్య దేవస్య సవితుర్భాగో భాగస్ సవితుర్దేవస్య దేవస్య సవితుర్భాగ సవితుర్భాగో భాగస్ సవితుస్ సవితుర్భాగోసి భాగస్ సవితుస్ సవితుర్భాగోసి భాగో భాగోసీతీత్యసి భాగో భాగోసీతీ అసీతీత్యుత్తరత ఉత్తరత ఉత్తరత ఇదిత్యుత్తరతో బ్రహ్మ బ్రహ్మోత్తరత ఇదిత్యుత్తరతో బ్రహ్మతో బ్రహ్మ బ్రహ్మోత్తరత ఉత్తరతో బ్రహ్మ వై వై బ్రహ్మోత్తరత ఉత్తరతో బ్రహ్మ వై తరత ఇద్యుత్తరత బ్రహ్మ వై వై బ్రహ్మ బ్రహ్మ వై దేవో దేవో వై బ్రహ్మ బ్రహ్మ వై దేవ వై దేవో దేవో వై వై దేవ సవిత సవిత దేవో వై వై దేవ సవిత దేవ సవిత సవిత దేవో దేవ సవిత బ్రహ్మ బ్రహ్మ సవిత దేవో దేవ సవిత బ్రహ్మ సవిత బ్రహ్మ బ్రహ్మ సవిత సవిత బ్రహ్మ బృహస్పతిర్బృహస్పతి బ్రహ్మ సవిత సవిత బ్రహ్మ బృహస్పతి బ్రహ్మ బృహస్పతిర్బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మ బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మ బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మ బృహస్పతిర్బ్రహ్మ బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మ బృహస్పతిర్బృహస్పతిర్బ్రహ్మ చతుష్టోమశ్చతుష్టోమో బ్రహ్మ బృహస్పతిర్బృహస్పతిర్బ్రహ్మ చతుష్టోమో బ్రహ్మ చతుష్టోమశ్చతుష్టోమో బ్రహ్మ బ్రహ్మ చతుష్టోమో బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం చతుష్టోమో బ్రహ్మ బ్రహ్మ చతుష్టోమో బ్రహ్మవర్చసం చతుష్టోమో బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం చతుష్టోమశ్చతుష్టోమో బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసం చతుష్టోమశ్చతుష్టోమో బ్రహ్మవర్చసమేవ చతుష్టోమ ఇతి చతుః స్తోమః బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవోత్తరత ఉత్తరత ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవోత్తరత బ్రహ్మవర్చసమితి బ్రహ్మ వర్చసం ఏవోత్తరత ఉత్తరత ఏవైవోత్తరతో ధత్తే దత్త ఉత్తరత ఏవైవోత్తరతో ధత్తే దత్త ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ ఉత్తరత ఉత్తరతో ధత్తే తస్మాత్ తస్మాత్తే ధత్తే తస్మాదుత్తర ఉత్తరస్తస్మాత్తే ధత్తే తస్మాదుత్తర తస్మాదుత్తర ఉత్తరస్తస్మాత్ తస్మాదుత్తరోర్ధోర్ధ ఉత్తరస్తస్మాత్ తస్మాదుత్తరోర్ధ ఉత్తరోర్ధోర్ధ ఉత్తర ఉత్తరోర్ధో బ్రహ్మవర్చసి తరో బ్రహ్మవర్చసి తరోర్ధ ఉత్తర ఉత్తరోర్ధో బ్రహ్మవర్చసి తర ఇత్యుతో బ్రహ్మవర్చసి తరో బ్రహ్మవర్చసి తరోర్ధోర్ధో బ్రహ్మవర్చసి తర సావిత్రపతి సావిత్రపతి బ్రహ్మవర్చసి తరోర్ధోర్ధో బ్రహ్మవర్చసి తర సావిత్రపతి బ్రహ్మవర్చసి తర సావిత్రపతి సావిత్రపతి బ్రహ్మవర్చసి తరో బ్రహ్మవర్చసి తర సావిత్రపతి భవతి భవతి సావిత్రపతి బ్రహ్మవర్చసి తరో బ్రహ్మవర్చసి తర సావిత్రపతి భవతి బ్రహ్మవర్చసి తర ఇది బ్రహ్మవర్చసి తర సావిత్రపతి భవతి భవతి సావిత్రపతి సావిత్రపతి భవతి ప్రసూచై ప్రసూచై భవతి సావిత్రపతి సావిత్రపతి భవతి ప్రసూచై సావిత్రపతి సావిత్రపతి భవతి ప్రసూచై ప్రసూచై భవతి భవతి ప్రసూచై తస్మాత్ తస్మాత్ ప్రసూచై భవతి భవతి ప్రసూచై తస్మాత్ తస్మాత్ ప్రసూచై ప్రసూచై తస్మాత్ బ్రాహ్మణానాం బ్రాహ్మణానాం తస్మాత్ ప్రసూచై ప్రసూచై తస్మాత్ బ్రాహ్మణానాం ప్రసూచ్యా ఇది ప్రసూచై తస్మాత్ బ్రాహ్మణానాం బ్రాహ్మణానాం తస్మాత్ తస్మాత్ బ్రాహ్మణానాముదీచి బ్రాహ్మణానాం తస్మాత్ తస్మాత్ బ్రాహ్మణానాముదీచి బ్రాహ్మణానాముదీచి బ్రాహ్మణానాం బ్రాహ్మణానాముదీచి సలి సలి రుదీచి బ్రాహ్మణానాం బ్రాహ్మణానాముదీచి సలి సలి సలి రుదీచి సలి ప్రసూత ప్రసూత సలి రుదీచి సలి ప్రసూత సలి ప్రసూత ప్రసూత సలి సలి ప్రసూత ధర్త్ర ధర్త్ర ప్రసూత సలి సలి ప్రసూత ధర్త్ర ప్రసూత ధర్త్రో ధర్త్ర ప్రసూత ప్రసూత ధర్త్రశ్చతుష్టోమశ్చతుష్టోమో ధర్త్ర ప్రసూత ప్రసూత ధర్త్రశ్చతుష్టోమసూతేతి ప్రసూత ధర్త్రశ్చతుష్టోమశ్చతుష్టోమో ధర్త్రో ధర్త్రశ్చతుష్టోమ ఇదీతి చతుష్టోమో ధర్త్రో ధర్త్రశ్చతుష్టోమ ఇది స్తోమ ఇదీతి చతుష్టోమశ్చతుష్టోమ ఇది పురస్తాత్ పురస్తాదితి చతుష్టోమశ్చతుష్టోమ ఇది పురస్తాత్ చతుష్టోమ ఇది చతుః స్తోమః పురస్తాత్ పురస్తాదితి పురస్తాదుపోప పురస్తాదితి పురస్తాదుపా పురస్తాదుపోప పురస్తాత్ పురస్తాదుపదధాతిరుధాత్యుప పురస్త

భూణామద్యతేర్భూణాం భాగో భాగర్భూణామద్యతేర్భూణాం భాగ భూణాం భాగో భాగర్భూణాభూణాం భాగోస్తి భాగర్భూణాభూణాం భాగోసి భాగోస్తి భాగో భాగోసీతీత్యసి భాగో భాగోసీతి సీదీత్యస్య సీది పశ్చాత్ పశ్చాదిత్యస్య సీది పశ్చాత్ పశ్చాత్ పశ్చాదిదీతి పశ్చాత్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై పశ్చాదిదీతి పశ్చాత్ ప్రతిష్ఠిత్యై పశ్చాత్ ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్ఠిత్యై వివర్తో వివర్త ప్రతిష్ఠిత్యై పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్ఠిత్యై వివర్త ప్రతిష్ఠిత్యై వివర్తో వివర్త ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై వివర్తో అష్టాచత్వారిగుంశో వివర్త ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై వివర్తో అష్టాచత్వారిగుంశ్యాది ప్రతిష్ఠిత్యై వివర్తో అష్టాచత్వారిగుంశో అష్టాచత్వారిగుంశో వివర్తో వివర్తో అష్టాచత్వారిగుంశ ఇది అష్టాచత్వారిగుంశో వివర్తో వివర్తో అష్టాచత్వారిగుంశ ఇది వివర్త ఇది వివర్త అష్టాచత్వారిగుంశ ఇది అష్టాచత్వారిగుంశో అష్టాచత్వారిగుంశ ఇత్యుత్తరద ఉత్తరద ఇత్యష్టాచత్వారిగుంశో అష్టాచత్వారిగుంశ ఇత్యుత్తరద అష్టాచత్వారిగుంశ ఇత్యష్టా చత్వారిగుంశః ఇత్యుత్తరద ఉత్తరద ఇది ఇత్యుత్తరతో నయోరనయోరుత్తరద ఇది ఇత్యుత్తరతో నయో ఉత్తరతో నయోరనయోరుత్తరద ఉత్తరతో నయోర్లోకయోర్లోకయోరనయోరుత్తరద ఉత్తరతో నయోర్లోకయో ఉత్తరత ఇత్యుత్తరద దక్షిణతో దక్షిణతో అన్నవతీర్యం దక్షిణతో దక్షిణతో అన్నవతీర్యం దక్షిణతో అన్నవతీర్యం దక్షిణతో అన్నవతీర్యం దక్షిణతో అన్నవతీర్యం దక్షిణతో అన్నవతీర్యం దక్షిణతో అన్నవతీర్యం దక్షిణతో అన్నవతీర్యం దక్షిణతో అన్నవతీర్యం దక్షిణతో అన్నవతీర్యం దక్షిణతో అన్నవతీర్యం దక్షిణతో అన్నవతీర్యం దక్షిణతో అన్నవతీర్యం దక్షిణతో అన్నవతీర్యం దక్షిణతో అన్నవతీర్యం దక్షిణతో అన్నవతీర్యం దక్షిణతో అన్నవతీర్యం దక్షిణతో అన్నవతీర్యం దక్షిణతో అన్నవతీర్యం దక స్యాన్నాదో స్యాన్నాదో జాయితే జాయితే నాదో స్యాన్నాదో జాయితే నాదో జాయితే జాయతే నాదో నాదో జాయతే ఎస్ జాయతే నాదో నాదో జాయతే నాద ఇత్యన్న జాయతే జాయతే ఎస్య ప్రతిష్టావతి ప్రతిష్టావతి ఎస్య జాయతే జాయతే ఎస్య ప్రతిష్టావతి ఎస్య ప్రతిష్టావతి ప్రతిష్టావతి ఎస్య ప్రతిష్టావతి పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్టావతి ఎస్య ప్రతిష్టావతి పశ్చాత్ పశ్చాత్ పశ్చాత్ ప్రతిష్టావతి ప్రతిష్టావతి పశ్చాత్ ప్రతి ప్రతి పశ్చాత్ ప్రతిష్టావతి ప్రతిష్టావతి పశ్చాత్ ప్రతి ప్రతిష్టావతి ప్రతిష్టాపతి పశ్చాత్ ప్రతి ప్రతి పశ్చాత్ పశ్చాత్ ప్రత్యేవైవ ప్రతి పశ్చాత్ పశ్చాత్ ప్రత్యేవైవ ప్రతి ప్రత్యేవ తిష్టతి తిష్టత్యేవ ప్రతి ప్రత్యేవ తిష్టతి ఏవ తిష్టతి తిష్టత్యేవైవ తిష్టతి యస్య యస్య తిష్టత్యేవైవ తిష్టతి యస్య తిష్టతి యస్య యస్య తిష్టతి తిష్టతి యస్య ఔజస్వతి రోజస్వతి యస్య తిష్టతి తిష్టతి యస్య ఔజస్వతి యస్య ఔజస్వతి రోజస్వతి యస్య యస్య ఔజస్వతి ఉత్తరద ఉత్తరద ఓజస్వతి యస్య యస్య ఔజస్వతి ఉత్తరద ఓజస్వతి ఉత్తరద ఉత్తరద ఓజస్వతి రోజస్వతి ఉత్తరద ఓజస్యోజస్యుత్తరద ఓజస్వతి రోజస్వతి ఉత్తరద ఓజస్వి ఉత్తరద ఓజస్యోజస్యుత్తరద ఉత్తరద ఓజస్యే వైవౌజస్యుత్తరద ఉత్తరద ఓజస్యేవ ఉత్తరద ఇత్యోదోత్తరద ఓజస్యే వైవౌజస్యోజస్యేవ భవతి భవత్యేవౌజస్యోజస్యేవ భవతి ఏవ భవతి భవత్యేవైవ భవత్యా భవత్యేవైవ భవత్యా భవత్యా భవతి భవత్యా స్యా స్యా భవతి భవత్యా స్యా స్యా స్యా స్యౌజస్యోజస్య స్యా స్యౌజస్వి అస్యౌజస్యోజస్య స్యా స్యౌజస్వి జాయతే జాయత ఓజస్య స్యా స్యౌజస్వి జాయతే ఓజస్వి జాయతే జాయత ఓజస్యోజస్వి జాయతే పో జాయత ఓజస్యోజస్వి జాయతే జాయతేర్కో జాయతే జాయతేర్కో వైవ అర్కో జాయతే జాయతేర్కో వై అర్కో వైవ అర్కో వా ఏష వా అర్కో వా ఏష ఏష వైవ ఏష యజ్ఞదేశ వైవ ఏషయత్ యజ్ఞదేశ ఏషయదగ్నిరగ్నిర్యదేశ ఏషయదగ్ని అగ్నిరగ్నిర్యజ్ఞదగ్నిస్తస్య తస్యాగ్నిర్యజ్ఞదగ్నిస్తస్య అగ్నిస్తస్యదస్యాగ్నిరగ్నిస్తస్యైతదేతత్తస్యాగ్నిరగ్నిస్తస్యైతదే ైతదేవైతదేతదేవైతదేతదేవ స్తోత్రగు స్తోత్రమేవైతదేతదేవ స్తోత్రం ఏవ స్తోత్రగు స్తోత్రమేవైవ స్తోత్రమేతదేతత్ స్తోత్రమేవైవ స్తోత్రమేతత్ స్తోత్రమేతదేతత్ స్తోత్రగు స్తోత్రమేతత్ శస్త్రగు శస్త్రమేతత్ స్తోత్రగు స్తోత్రమేతత్ శస్త్రం ఏతశస్త్రగు శస్త్రమేతదేతత్ శస్త్రం యద్శస్త్రమేతదేతత్ శస్త్రం యత్ శస్త్రం యద్శస్త్రగు శస్త్రం యదేషైషాయశస్త్రగం శస్త్రం యదేషాయదేశా విధా విధైషాయద్యదేశా విధా ఏషా విధా విధైషైషా విధా విధీయతే విధీయతే విధైషైషా విధా విధీయతే విధా విధీయతే విధీయతే విధా విధా విధీయతేర్కేర్కే విధీయతే విధా విధా విధీయతేర్కే విధేతి విధీయతేర్కేర్కే విధీయతే విధీయతేర్క ఏవైవార్కే విధీయతే విధీయతేర్క ఏవ ఏవైవార్కేర్క ఏవ దత్తదేవార్కేర్క ఏవ దత్తదేవైవ తదర్క్యమర్క్యం తదేవైవ తదర్క్యం తదర్క్యమర్క్యం దత్తదర్క్యమన్వన్వర్క్యం దత్తదర్క్యమను హర్క్యమన్వన్వర్క్యమర్క్యమను వివ్యన్వర్క్యమను వివ్యన్వను విధీయతే ధీయతే వ్యన్వను విధీయతే విధీయతే ధీయతే విధీయతే త్యత్తిధీయతే విధీయతే ధీయతే త్యత్తిధీయతే ధీయతే త్యన్నమన్నమత్తి ధీయతే ధీయతే త్యన్నం అత్యన్నమన్నమత్యన్నమాన్నమత్యన్నమాన్నమాన్నమన్నమా స్యాస్యాన్నమన్నమా స్యాన్నదో జాయితే జాయితేన్నదో స్యాన్నదో ఉపధీయంత ఏవైవ వివ్యేవాస్మ ఉచ్చత్యుచ్చత్యస్మ ఏవైవాస్మ ఉచ్చతి అస్మా ఉచ్చత్యుచ్చత్యస్మా అస్మా ఉచ్చత్యథో అథో ఉచ్చత్యస్మా అస్మా ఉచ్చత్యథో ఉచ్చత్యథో అథో ఉచ్చత్యుచ్చత్యథో తమస్తమోథో ఉచ్చత్యుచ్చత్యథో తమః అథో తమస్తమోథో అథో తమ ఏవైవ తమోథో తథో తమ ఏవ అథో ఇత్యథో తమ ఏవైవ తమస్తమ ఏవా పాపైవ తమస్తమ ఏవా పాపైవైవాపహతే హతే పైవైవాపహతే అపహతే హతే పాపహరే అగ్నే జాతాన్ జాతానగ్నే జాతాన్ ప్రప్రజాతానగ్నే జాతాన్ ప్రజాతాన్ ప్రప్రజాతాన్ జాతాన్ ప్రణుధనుద ప్రజాతాన్ జాతాన్ ప్రణుధనుద ప్రణుదానో నోనుద ప్రణుదాన దానో నోనుదనుదాన సరత్నాన్ సరత్నాన్ నోనుదనుదాన సవత్నాన్ సవత్నాన్ సవత్నాన్ నోన సవత్నానితి సవత్నాన్ నోన సవత్నానితి సవత్నానితి సవత్నాన్ సవత్నానితి పురస్తాత్ పురస్తాదితి సవత్నాన్ సవత్నానితి పురస్తాత్ పురస్తాత్ పురస్తాదితి పురస్తాదు పోప పురస్తాదితి పురస్తాదు పురస్తాదు పోప పురస్తాత్ పురస్తాదు పదధాతి దధాత్యుప పురస్తాత్ పురస్తాదు పదధాతి పదధాతి దధాత్యుపోప దధాతి జాతాన్ జాతాన్ దధాత్యుపోప దధాతి జాతాన్ జాతాన్ జాతాన్ దధాతి దధాతి జాతానేవైవ జాతాన్ దధాతి దధాతి జాతానేవ జాతానేవైవ జాతాన్ జాతానేవ భ్రాతృయాన్ భ్రాతృయానేవ జాతాన్ జాతానేవ భ్రాతృయాన్ భ్రాతృయాన్ భ్రాతృయానేవైవ భ్రాతృయాన్ ప్రప్రభ్రాతృయానేవైవ భ్రాతృయాన్ భ్రాతృయాన్ ప్రప్రభ్రాతృయాన్ భ్రాతృయాన్ ప్రణుదతే నుదతే ప్రభ్రాతృయాన్ భ్రాతృయాన్ ప్రణుదతే నుదతే ప్రప్రణుదతే సహసా సహసా నుదతే ప్రప్రణుదతే సహసా నుదతే సహసా సహసా నుదతే నుదతే సహసా జాతాన్ జాతాన్ సహసా నుదతే నుదతే సహసా జాతాన్ సహసా జాతాన్ జాతాన్ సహసా సహసా జాతానితి జాతాన్ సహసా సహసా జాతానితి జాతానితి జాతాన్ జాతానితి పశ్చాత్ పశ్చాదితి జాతాన్ జాతానితి పశ్చాత్ పశ్చాదితి పశ్చాచ్య నిశ్రమాణాన్ జనిశ్రమాణాన్ పశ్చాదితి పశ్చాచ్య నిశ్రమాణాన్ పశ్చాద్య నిశ్రమాణాన్ జనిశ్రమాణాన్ పశ్చాత్ పశ్చాద్య నిశ్రమాణానేవైవ జనిశ్రమాణాన్ పశ్చాత్ పశ్చాద్య నిశ్రమాణానేవ నిశ్రమాణానేవైవ జనిశ్రమాణాన్ జనిశ్రమాణానేవ ప్రతి ప్రత్యేవ జనిశ్రమాణాన్ జనిశ్రమాణానేవ ప్రతి ఏవ ప్రతి ప్రత్యేవైవ ప్రతినుదతే నుదతే ప్రత్యేవైవ ప్రతినుదతే నుదతే ప్రతి ప్రతినుదతే చతుశ్చత్వారి కోశశ్చతుశ్చత్వారి కోశో నుదతే ప్రతి ప్రతినుదతే చతుశ్చత్వారి కోశః చతుశ్చత్వారి కోశశ్చతుశ్చత్వారి కోశో నుదతే నుదతే చతుశ్చత్వారి కోశస్తామస్తామశ్చతుశ్చత్వారి కోశో నుదతే నుదతే చతుశ్చత్వారి కోశస్తామః చతుశ్చత్వారి కోశస్తోమస్తోమశ్చతుశ్చత్వారి కోశశ్చతుశ్చత్వారి కోశస్తోమ ఇదీతి స్తోమశ్చతుశ్చత్వారి కోశశ్చతుశ్చత్వారి కోశస్తోమ ఇది చతుశ్చత్వారి కోశ ఇది చతుః చత్వారి కోశః స్తోమ ఇదీతి స్తోమ స్తోమ ఇది దక్షిణతో దక్షిణత ఇది స్తోమ స్తోమ ఇది దక్షిణతః దక్షిణతో దక్షిణత ఇదీతి దక్షిణతో బ్రహ్మవర్తసం బ్రహ్మవర్తసం దక్షిణత ఇదీతి దక్షిణతో బ్రహ్మవర్తసం దక్షిణతో బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం దక్షిణతో దక్షిణతో బ్రహ్మవర్చసం వై వై బ్రహ్మవర్చసం దక్షిణతో దక్షిణతో బ్రహ్మవర్చసం వై బ్రహ్మవర్చసం వై వై బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం వై చతుశ్చత్వారి కోశశ్చతుశ్చత్వారి కోశో వై బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం వై చతుశ్చత్వారి కోశః బ్రహ్మవర్చసమిది బ్రహ్మ వర్చసం వై చతుశ్చత్వారి కోశశ్చతుశ్చత్వారి కోశో వై వై చతుశ్చత్వారి కోశో బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం చతుశ్చత్వారి కోశో వై వై చతుశ్చత్వారి కోశో బ్రహ్మవర్చసం చతుశ్చత్వారి కోశో బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం చతుశ్చత్వారి కోశశ్చతుశ్చత్వారి కోశో బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసం చతుశ్చత్వారి కోశశ్చతుశ్చత్వారి కోశో బ్రహ్మవర్చసమేవ చతుశ్చత్వారి కోశ ఇది చతుః చత్వారి కోశః బ్రహ్మవర్చసమేవైవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవ దక్షిణతో దక్షిణత ఏవ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమేవ దక్షిణత బ్రహ్మవర్చసమితి బ్రహ్మ వర్చసం ఏవ దక్షిణతో దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణత ఏవైవ దక్షిణతో ధత్తే దక్షిణతో ధత్తే ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ తస్మాత్ ధత్తే దక్షిణతో దక్షిణతో ధత్తే తస్మాత్ వజ్రమన్వను వజ్రం ప్రణుద్య ప్రణుద్య వజ్రమను ప్రణుద్యేతి ప్రణుద్య వజ్రమన్వను వజ్రం వజ్రమను ప్రాణు వజ్రం వజ్రమను ప్రాణుమను ప్రహరది హరది ప్రాణ్మను ప్రహరది హరది హరది ప్రహరది స్తుత్యై స్తుత్యై హరది ప్రహరది స్తుత్యై స్తుత్యై స్తుత్యై హరది హరది స్తుత్యై పురీషవదీం పురీషవదే స్తుత్యై హరది హరది స్తుత్యై పురీషవదీ పురీషవదీం పురీషవదీ స్తుత్యై స్తుత్యై పురీషవదీం మధ్యే మధ్యే పురీషవదీ స్తుత్యై స్తుత్యై పురీషవదీం మధ్యే పురీషవదీం మధ్యే మధ్యే పురీషవదీం పురీషవదీం మధ్య ఉపాప మధ్యే పురీషవదీం పురీషవదీం మధ్య ఉపాషవతీమితి పురీషావతి మధ్య ఉపాప మధ్యే మధ్య ఉపదధాతి దాత్యుప మధ్యే మధ్య ఉపదధాతి దాత్యుపోపదధాతి పురీషం పురీషం దాత్యుపోపదధాతి పురీషం దాది పురీషం పురీషం దాతి దాతి పురీషం వై వై పురీషం దాతి దాతి పురీషం వై పురీషం వై వై పురీషం పురీషం వై మధ్యం మధ్యం వై పురీషం పురీషం వై మధ్యం వై మధ్యం మధ్యం వై వై మధ్యమాత్మన ఆత్మనో మధ్యం వై వై మధ్యమాత్మన మధ్యమాత్మన ఆత్మనో మధ్యం మధ్యమాత్మన సాత్మానగం సాత్మానమాత్మనో మధ్యం మధ్యమాత్మన సాత్మానం ఆత్మన సాత్మానగం సాత్మానమాత్మన ఆత్మన సాత్మానమేవైవ సాత్మానమాత్మన ఆత్మన సాత్మానమేవ ఆత్మానమేవైవ సాత్మానగం సాత్మానమేవాగ్నిమగ్నిమేవ సాత్మానగం సాత్మానమేవాగ్ని సాత్మానమితి సా ఆత్మానం ఏవాగ్నిమగ్నిమేవైవాగ్నించను తేజనుతేగ్నిమేవైవాగ్నించను తేజనుతేగ్నిమగ్నించను సాత్మా సాత్మాగ్నిమగ్నించను సాత్మా సాత్మా చినుతేజను సాత్మా ముష్మిన్నముష్మిన్ సాత్మా చినుతేజను సాత్మా ముష్మిన్ను సాత్మాష్మిన్నముష్మిన్ సాత్మా సాత్మాష్మిన్ లోకే లోకే ముష్మిన్ సాత్మా సాత్మాష్మిన్ లోకే ఆత్మే విసా ఆత్మాష్మిన్ లోకే లోకే ముష్మిన్ నముష్మిన్ లోకే భవతి భవతి లోకే ముష్మిన్ నముష్మిన్ లోకే భవతి లోకే భవతి భవతి లోకే లోకే భవతి యో యో భవతి లోకే లోకే భవతి యః యో యో భవతి భవతి ఏవమేవం యో భవతి భవతి ఏవం ఏవమేవం యో య ఏవం వేద వేదైవం యో య ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేదైతా ఏతా వేదైవమేవం వేదైతా ఏతా వేద వేదైతా వైవా ఏతా వేద వేదైతా వై ఏతా వైవా ఏతా ఏతా వా అసపత్నా అసపత్నా వా ఏతా ఏతా వా అసపత్నా అసపత్నా అసపత్నా వైవా అసపత్నా నామ నామాసపత్నా వైవా అసపత్నా నామ అసపత్నా నామ నామాసపత్నా అసపత్నా నామేష్టక ఇష్టక నామాసపత్నా అసపత్నా నామేష్టక ఇష్టక నామ నామేష్టకాయస్యేష్టక నామ నామేష్టకాయస్యేష్టక ఇష్టకాయస్యైత ఏతాయస్యేష్టక ఇష్టకాయస్యైత ఏతాయస్యస్యైత ఉపధీయంత ఉపధీయంత ఏతాయస్యస్యైత ఉపధీయంతే ఏతా ఉపధీయంత ఉపధీయంత ఏతా ఏతా ఉపధీయంతేన నోపధీయంత ఏతా ఏతా ఉపధీయంతేనాధీయంతేన నోపధీయంత ఉపధీయంతేనాస్యాస్య నోపధీయంత ఉపధీయంతేనాస్యాధీయంత ఇత్యుపధీయందే నాస్యాస్యన నాస్య సపత్న సపత్నోస్యన నాస్య సపత్న సపత్న సపత్నోస్యాస్య సపత్నో భవతి భవతి సపత్నోస్యాస్య సపత్నో భవతి సపత్నో భవతి భవతి సపత్న సపత్నో భవతి పశు పశుర్భవతి సపత్న సపత్నో భవతి పశు భవతి పశు పశుర్భవతి భవతి పశుర్వై వై పశుర్భవతి భవతి పశుర్వై పశుర్వై వై పశు పశుర్వా ఏష ఏష వై పశు పశుర్వా ఏష ఏష వై వా ఏష యద్యదేశ వై వా ఏష యద్యదేశ ఏష యదగ్నిరగ్నిర్యదేశ ఏష యదగ్ని అగ్నిరగ్నిర్యద్యదగ్నిర్విరాజో విరాజోగ్నిర్యద్యదగ్నిర్విరాజ విరాజో విరాజోగ్నిరగ్నిర్విరాజ ఉత్తమాయాముత్తమాయాం విరాజోగ్నిరగ్నిర్విరాజ ఉత్తమాయాం విరాజ ఉత్తమాయాముత్తమాయాం విరాజో విరాజ ఉత్తమాయాం విరాజో విరాజ ఉత్తమాయాం విరాజం విరాజం దధాత్యుపోపదధాతి విరాజం దాతి విరాజం విరాజం దాతి దాతి విరాజమేవైవ విరాజం దాతి దాతి విరాజమేవైవ విరాజం విరాజమేవోత్తమముత్తమామేవ విరాజం విరాజమేవోత్తమా విరాజమితి విరాజం ేవోత్తమాముత్తమామేవైవోత్తమాం పశుషు పశుషు ఉత్తమామేవైవోత్తమాం పశుషు ఉత్తమాం పశుషు పశుషు ఉత్తమాముత్తమాం పశుషు దాతి దాతి పశుషు ఉత్తమాముత్తమాం పశుషు దాతి ఉత్తమామిత్యుత్తమాశు దాతి దాతి పశుషు పశుషు దాతి తస్మాత్ తస్మాత్ దాతి పశుషు పశుషు దాతి తస్మాత్ తస్మాత్ తస్మాత్ దాతి దాతి తస్మాత్ పశుమాన్ పశుమాన్ తస్మాత్ పశుమానుత్తమాముత్తమాం పశుమాన్ పశుమానుత్తమాం వాచం వాచముత్తమాం పశుమాన్ పశుమానుత్తమాం వాచం పశుమాన్ వాచం వాచముత్తమాముత్తమాం వాచం వదతి వదతి వాచముత్తమాముత్తమాం వాచం వదతి వాచం వదతి వదతి వాచం వాచం వదతి దశ దశ దశ దశ వదతి వాచం వదతి దశ దశ వదతి దశ దశ దశ దశ వదతి వదతి దశ దశోపోప దశ దశ వదతి వదతి దశ దశోప దశ దశోపోప దశ దశ దశ దశోపదధాతి దధాత్యుప దశ దశ దశ దశోపదధాతి దశ దశేతి దశ దశ ఉపదధాతి దధాత్యుపోపదధాతి సవీర్యత్వాయ సవీర్యత్వాయ దధాత్యుపోపదధాతి సవీర్యత్వాయ దధాతి సవీర్యత్వాయ సవీర్యత్వాయ దధాతి దధాతి సవీర్యత్వాయ అక్ష్మయాక్ష్మయా సవీర్యత్వాయ దధాతి దధాతి సవీర్యత్వాయ అక్ష్మయా సవీర్యత్వాయ అక్ష్మయాక్ష్మయా సవీర్యత్వాయ సవీర్యత్వాయ అక్ష్మయోపోపాక్ష్మయా సవీర్యత్వాయ సవీర్యత్వాయ అక్ష్మయోపవీర్యత్వాయేతి సవీర్యాక్ష్మయోపోపాక్ష్మయాక్ష్మయోపదధాతి దధాత్యుపాక్ష్మయాక్ష్మయోపదధాతి దధాతిదధాత్యుపోపదధాతి తస్మాత్ తస్మాత్ దధాత్యుపోపదధాతి తస్మాత్ దధాతి తస్మాత్ తస్మాత్ దధాతి దధాతి తస్మాదక్ష్ణయాక్ష్మయా తస్మాత్ దధాతి దధాతి తస్మాదక్ష్ణయాక్ష్ణయా తస్మాత్ తస్మాదక్ష్ణయా పశవః పశవోక్ష్ణయా తస్మాత్ తస్మాదక్ష్ణయా పశవః పశవః పశవోక్ష్ణయాక్ష్ణయా పశవోంగాన్యంగాని పశవోక్ష్ణయాక్ష్ణయా పశవోంగాని పశవోంగాన్యంగాని పశవః పశవోంగాని ప్రప్రాంగాని పశవః పశవోంగాని ప్రాంగాని ప్రప్రాంగాన్యంగాని ప్రహరంది హరంది ప్రాంగాన్యంగాని ప్రహరంది ప్రహరంది హరంది ప్రప్రహరంది ప్రతిష్ఠిత్యై హరంది ప్రప్రహరంది ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై హరంది హరంది ప్రతిష్ఠిత్యై యాని యాని ప్రతిష్ఠిత్యై హరంది హరంది ప్రతిష్ఠిత్యై యాని ప్రతిష్ఠిత్యై యాని యాని ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యాని వై వై యాని ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యాని వై ప్రతిష్ఠిత్యాదిని ప్రతిష్ఠిత్యై యాని వై వై యాని యాని వై సందాగుంసి సందాగుంసి వై యాని యాని వై సందాగుంసి వై సందాగుంసి సందాగుంసి వై వై సందాగుంసి సువర్గ్యాణి సువర్గ్యాణి సందాగుంసి వై వై సందాగుంసి సువర్గ్యాణి సందాగుంసి సువర్గ్యాణి సువర్గ్యాణి సందాగుంసి సందాగుంసి సువర్గ్యాన్యాసన్నాసం స్వర్గ్యాణి చందాగోసి చందాగోసి స్వర్గ్యాణ్యాసన్నాసం స్వర్గ్యాణి స్వర్గ్యాణ్యాసం తైస్తైరాసం స్వర్గ్యాణి స్వర్గ్యాణ్యాసం తై స్వర్గ్యాణీతి సువాగ్యాని ఆసం తైస్తైరాసన్నాసం తైర్దేవాదేవాస్తైరాసన్నాసం తైర్దేవాదేవాస్తైస్తైర్దేవాస్వర్గగో సువర్గం దేవాస్తైస్తైర్దేవాస్ స్వర్గం దేవాస్వర్గం స్వర్గం దేవా దేవాస్వర్గం లోకం లోకగం స్వర్గం దేవా దేవాస్వర్గం లోకం స్వర్గం లోకం లోకగో స్వర్గగో స్వర్గం లోకమాయన్నాయన్ లోకగో స్వర్గగో స్వర్గం లోకమాయన్ స్వర్గమితి సువాహగం లోకమాయన్నాయన్ లోకం లోకమాయంతేన తేనాయన్ లోకం లోకమాయంతేనాయంతేన తేనాయన్నాయంతేన ఋషయ ఋషయస్తేనాయన్నాయంతేన ఋషయ ఋషయస్తేన తేన ప్రజా అసృజత ప్రజా అసృజత సృజత ప్రజా ప్రజా అసృజత స్తోమ భాగై స్తోమ భాగైస్తా అసృజత సృజత స్తోమ భాగై స్తోమ భాగై స్తోమ భాగైస్తా స్తోమ భాగైరేవ స్తోమ భాగైస్తా స్తోమ భాగైరేవ స్తోమ భాగైరేవ స్తోమ భాగై స్తోమ భాగైరేవ సృజత సృజతైవ స్తోమ భాగై స్తోమ భాగైరేవ సృజత స్తోమ భాగైరి స్తోమ భాగై రేవా సృజత సృజతైవ సృజత యద్యత సృజతైవ సృజత స్తోమ భాగా స్తోమ భాగా యద్యత్ స్తోమ భాగా ఉపదధాతి స్తోమ భాగా యద్యత్ స్తోమ భాగా ఉపదధాతి స్తోమ భాగా ఉపదధాత్యుపదధాతి స్తోమ భాగా స్తోమ భాగా ఉపదధాతి ప్రజా ప్రజా ఉపదధాతి స్తోమ భాగా స్తోమ భాగా ఉపదధాతి ప్రజా స్తోమ భాగా స్తోమ భాగా ప్రజా ప్రజా ఉపదధాత్యుపదధాతి ప్రజా ఏవైవ ప్రజా ఉపదధాత్యుపదధాతి ప్రజా ఏవాదధాతి ఏవైవ ప్రజా ప్రజా ఏవ తత్తదేవ ప్రజా ప్రజా ఏవ ఇది ప్రాజాదేవ తద్యజమానో యజమానస్తదేవైవ తద్యజమానః యజమానో యజమానస్తత్తద్యజమానస్సృజతే సృజతే యజమానస్తత్తద్యజమానస్సృజతే యజమానస్సృజతే సృజతే యజమానో యజమానస్సృజతే బృహస్పతి బృహస్పతి సృజతే యజమానో యజమానస్సృజతే బృహస్పతి సృజతే బృహస్పతి బృహస్పతి సృజతే సృజతే బృహస్పతి వై వై బృహస్పతి సృజతే సృజతే బృహస్పతి వై బృహస్పతి వై వై బృహస్పతి బృహస్పతి వా ఏతదేతద్వై బృహస్పతి బృహస్పతి వా ఏతదేతద్వై వా ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యైతద్వై వా ఏతద్యజ్ఞస్య ఏతద్యజ్ఞస్య యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్య తేజస్తేజో యజ్ఞస్యైతదేతద్యజ్ఞస్య తేజః యజ్ఞస్య తేజస్తేజో యజ్ఞస్య యజ్ఞస్య తేజస్సగో సందేజో యజ్ఞస్య యజ్ఞస్య తేజస్సం తేజస్సగో సందేజస్తేజస్సమ భరత భరత్సం తేజస్తేజస్సమ భరత్ సమభరత భరత్సగో సమభరద్యద్యత భరత్సగో సమభరద్యత్ భరద్యద్యత భరత భరద్యత్ స్తోమ భాగా స్తోమ భాగా యద భరత భరద్యత్ స్తోమ భాగా స్తోమ భాగా స్తోమ భాగా యద్యత్ స్తోమ భాగా యద్యత్ స్తోమ భాగా యద్యత్ స్తోమ భాగాయత్ స్తోమ భాగా యద్యత్ స్తోమ భాగా స్తోమ భాగాయత్ స్తోమ భాగా స్తోమ భాగాయత్ స్తోమ భాగా స్తోమ భాగాయత్ స్తోమ భాగా స్తోమ భాగా ఇది స్తోమ భాగా స్తోమ భాగా స్తోమ భాగా యద్యత్ స్తోమ భాగా ఉపదధాత్యుపదధాతి స్తోమ భాగా యద్యత్ స్తోమ భాగా ఉపదధాతి స్తోమ భాగా ఉపదధాత్యుపదధాతి స్తోమ భాగా స్తోమ భాగా ఉపదధాతి సతేజసగం సతేజసముపదధాతి స్తోమ భాగా స్తోమ భాగా ఉపదధాతి సతేజసం స్తోమ భాగా ఇది స్తోమ భాగా ఉపదధాతి సతేజసగం సతేజసముపదధాత్యుపదధాతి సతేజసమేవైవ సతేజసముపదధాత్యుపదధాతి సతేజసమేవ ఉపదధాతీత్యుపదధాతి సతేజసమేవైవ సతేజసగం సతేజసమేవాగ్నిమగ్నిమేవ సతేజసగం సతేజసమేవాగ్నిం సతేజసమితి తేజసం ఏవాగ్నిమగ్నిమేవైవాగ్నిచునుతేజునుతేగ్నిమేవైవాగ్నిచునుతేజునుతేగ్నిమగ్నిచునుతే బృహస్పతిర్బృహస్పతిశ్చునుతేగ్నిమగ్నిచునుతే బృహస్పతి బృహస్పతిర్బృహస్పతిశ్చునుతేజునుతే బృహస్పతిర్వై వై బృహస్పతిశ్చునుతేజునుతే బృహస్పతిర్వై బృహస్పతిర్వై వై బృహస్పతిర్బృహస్పతిర్వా ఏతామేతాం వై బృహస్పతిర్బృహస్పతిర్వా ఏతామేతాం వై వా ఏతాం యజ్ఞస్య యజ్ఞస్యైతాం వై వా ఏతాం యజ్ఞస్య ఏతాం యజ్ఞస్య యజ్ఞస్యైతామేతాం యజ్ఞస్య ప్రతిష్టాం ప్రతిష్టాం యజ్ఞస్యైతామేతాం యజ్ఞస్య ప్రతిష్టాం యజ్ఞస్య ప్రతిష్టాం ప్రతిష్టాం యజ్ఞస్య యజ్ఞస్య ప్రతిష్టామపశ్యద పశ్య ప్రతిష్టాం యజ్ఞస్య యజ్ఞస్య ప్రతిష్టామపశ్యద్ ప్రతిష్టామపశ్యద పశ్య ప్రతిష్టాం ప్రతిష్టామపశ్యద్యద పశ్య ప్రతిష్టాం ప్రతిష్టామపశ్యద్యద్ ప్రతిష్టామితి ప్రతి ప్రవేత్య హర హరేతి ప్రవా ప్రవేత్య హర హరేతి ప్రవా ప్రవేత్య హర హరేతి ప్రవా ప్రవేత్య హర హరేతి హరనువాహరనువేతీత్యనువాహరనువేతి రాత్రిగం రాత్రిమిత్యనువానువేతి రాత్రిం అనువేత్యనువాత్రిగం రాత్రిమిది రాత్రిముషిగుషిగ్రాత్రిమిది రాత్రిముషిగు రాత్రిముషిగుషిగ్రాత్రిగం రాత్రిముషిగిషిగ్రాత్రిగం రాత్రిముషిగిషిగిషిగుషిగి దివసోనువసోనిషిగుషిగి దివసోనువసోనిది దివసోన్ ప్రకేత ప్రకేతో వసోనిది దివసోన్ ప్రకేత ప్రకేత ప్రకేతో వసోనువసూన్ ప్రకేత ఇది ప్రకేతో వసోనువసూన్ ప్రకేత ఇది ప్రకేత ఇది ప్రకేత ప్రకేత ఇది రుద్రాన్ రుద్రానిది ప్రకేత ప్రకేత ఇది రుద్రా ప్రకేత రుద్రాన్ రుద్రానిది రుద్రాన్ సుదీతి సుదీతి రుద్రానిది రుద్రాన్ సుదీతి సుదీతి సుదీతి రుద్రాన్ రుద్రాన్ సుదీతిరిదీతి సుదీతి రుద్రాన్ రుద్రాన్ సుదీతిరితి దీతిరిదీతి సుదీతి సుదీతిరిత్యాదిత్యానాదిత్యానిది సుదీతి సుదీతిరిత్యాదిత్యాదిత్యుతి సుదీతి ఆదిత్యానాదిత్యాని దీత్యాదిత్యానోజ ఓజ ఆదిత్యాని దీత్యాదిత్యానోజ ఆదిత్యానోజ ఓజ ఆదిత్యానాదిత్యానోజ ఇదిత్యోజ ఆదిత్యానాదిత్యానోజ ఇది ఓజ ఇదిత్యోజ ఓజ ఇది పిత్రోన్ పిత్రోనిత్యోజ ఓజ ఇది పిత్రో ఇది పిత్రోన్ పిత్రోనిదేది పిత్రోగుస్తంతుస్తంతు పిత్రోనిదేది పిత్రోగుస్తంతు పిత్రోగుస్తంతుస్తంతు పిత్రోన్ పిత్రోగుస్తంతురిది నంతః పిత్రోన్ పిత్రోగుస్తంతురిది తంతురిదేది తంతుస్తంతురిది ప్రజా ప్రజా ఇది తంతుస్తంతురిది ప్రజా ప్రజా ప్రజా ఇదేది ప్రజా పృతనాషాట్ పృతనాషాట్ ప్రజా ఇదేది ప్రజా పృతనాషాట్ ప్రజా పృతనాషాట్ పృతనాషాట్ ప్రజా ప్రజా పృతనాషాట్ ఇదేది పృతనాషాట్ ప్రజా ప్రజా పృతనాషాట్ ఇది ప్రజా ఇది ప్రజానాషాట్ ఇదేది పృతనాషాట్ పృతనాషాట్ ఇది పశూన్ పశూనిది పృతనాషాట్ పృతనాషాట్ ఇది పశూన్ ఇది పశూన్ పశూనిదేది పశూన్ రేవత్ రేవత్ పశూనిదేది పశూన్ రేవత్ పశూన్ రేవత్ రేవత్ పశూన్ పశూన్ రేవతి రేవత్ పశూన్ పశూన్ రేవదితి రేవదితి రేవత్ రేవదిత్యోషధీరోషధీరితి రేవత్ అధిపతిరసీతి అధిపతిరసీతి ేవైవేదీత్యేవ ప్రాణం ప్రాణమేవేదీత్యేవ ప్రాణం ప్రాణం ప్రాణమేవైవ సగోరోహ సగోరోహ ఇది సం నిరోహః నిరోహో నిరోహోస్తి నిరోహోస్తి నిరోహోస్తి నిరోహోసి నిరోహోస్తి నిరోహో నిరోహోసి దీత్యసి నిరోహో నిరోహోసీతి నిరోహ ఇతి నిహి రోహః సీదీత్యస్య సీత్యేవైవేద్యస్య సీత్యేవైవేదీత్యేవ ప్రైవేదీత్యేవ ప్రైవైవ ప్రాజనయరజనయత్రైవైవ ప్రాజనయత్ రాజనయరజనయత్ర ప్రాజనయత్తాస్తాజనయత్ర ప్రాజనయత్తాజనయత్తాస్తా అజనయరజనయత్తాః ప్రజాః ప్రజాస్తా అజనయరజనయత్తాః ప్రజాః ప్రజాః ప్రజాస్తాస్తాః ప్రజాః ప్రజాతాః ప్రజాతాః ప్రజాస్తాస్తాః ప్రజాః ప్రజాతాః ప్రజాః ప్రజాతాః ప్రజాతాః ప్రజాః ప్రజాః ప్రజాతానః ప్రజాతాః ప్రజాః ప్రజాః ప్రజాతానః ఇతి ప్రజాః ప్రజాతానః ప్రజాతాః ప్రజాతానః ప్రతి ప్రజన ప్రజాతాః ప్రజాతానః ప్రతి ప్రజాతా ఇతి ప్రజాతాః ప్రతి ప్రజనన ప్రత్యతిష్ఠన్ నతిష్ఠన్ ప్రజనన ప్రత్యతిష్ఠన్ ప్రత్యతిష్ఠన్ నతిష్ఠన్ ప్రతి ప్రత్యతిష్ఠన్ తాస్తా అతిష్ఠన్ ప్రతి ప్రత్యతిష్ఠన్ తాస్తా తాస్తా అతిష్ఠన్ నతిష్ఠన్ తాపసుకోపసుకస్తా అతిష్ఠన్ నతిష్ఠన్ తాపసుకః తాపసుకోపసుకస్తాస్తాపసుకోసి శివసుకోపసుకోసి వేషశ్రిర్వేషశ్రిరసుకోపసుకోసి వేషశ్రిః శివేషశ్రిర్వేషశ్రిరస్య దివేషశ్రిరస్య దివేషశ్రిరసి శ్రిరసి వేషశ్రిరస్య శివస్య శివస్య స్థిరస్య శివస్య స్థిరసి దీత్యస్య సీత్యేవై వేత్యస్య సీత్యేవాేవేదీత్యేవైష్వేష్వేవేదీత్యేవైష్వేష్వే వై వైషు లోకేషు లోకేష్వేష్వే వై వైషు లోకేషు లోకేషు లోకేష్వేష్వేషు లోకేషు ప్రతి ప్రతి లోకేష్వేష్వేషు లోకేషు ప్రతి లోకేషు ప్రతి ప్రతి లోకేషు లోకేషు ప్రత్యస్థాపయత స్థాపయత్ ప్రతి లోకేషు లోకేషు ప్రత్యస్థాపయత్ స్థాపయత స్థాపయత్ ప్రతి ప్రత్యస్థాపయద్యద్యత స్థాపయత్ ప్రతి ప్రత్యస్థాపయద్యత స్థాపయద్యద్యత స్థాపయత స్థాపయద్యదాహ యద స్థాపయత స్థాపయద్యదాహ యదాహ యద్యదాహ వసుకో వసుక ఆహ యద్యదాహ వసుక ఆహ వసుకో వసుక ఆహ వసుకోసి వసుక ఆహ వసుకోసి వసుకోసి వసుకో వసుకోసి వేషశ్రిర్వేషశ్రిరసి వసుకో వసుకోసి వేషశ్రీ వేషశ్రిర్వేషశ్రిరస్య శివేషశ్రిరస్య శివేషశ్రిరస్య శివేషశ్రిరసి ప్రజాపయతిష్టాపయతి ప్రజాపయతిష్టాపయతి సాత్మా సాత్మా స్థాపయతి ప్రతిష్టాపయతి సాత్మా ఆపయతి సాత్మా సాత్మా స్థాపయతిష్టాపయతి సాత్మాంతరిక్షమంతరిక్షగం సాత్మా స్థాపయతి స్థాపయతి సాత్మాంతరిక్షం సాత్మాంతరిక్షమంతరిక్షగం సాత్మా సాత్మాంతరిక్షగం రోహతి రోహత్యంతరిక్షగం సాత్మా సాత్మాంతరిక్షగం రోహతి సాత్మే దిశ ఆత్మా అంతరిక్షకం రోహతిరోహత్యంతరిక్షమంతరిక్షకం రోహతి సప్రాణ సప్రాణో రోహత్యంతరిక్షమంతరిక్షకం రోహతి సప్రాణ రోహతి సప్రాణ సప్రాణో రోహతి రోహతి సప్రాణోముష్మిన్నముష్మిన్ సప్రాణో రోహతి రోహతి సప్రాణోముష్మిన్నో ప్రాణోముష్మిన్నముష్మిన్ సప్రాణ సప్రాణోముష్మిన్ లోకే లోకే ముష్మిన్ సప్రాణ సప్రాణోముష్మిన్ లోకే సప్రాణ ఇది సా ప్రాణ ముష్మిన్ లోకే లోకే ముష్మిన్ నముష్మిన్ లోకే ప్రతి ప్రతి లోకే ముష్మిన్ నముష్మిన్ లోకే ప్రతి లోకే ప్రతి ప్రతి లోకే లోకే ప్రతిష్టది తిష్టది ప్రతి లోకే లోకే ప్రతిష్టది ప్రతిష్టది తిష్టది ప్రతి ప్రతిష్టత్యం వ్యర్థుకో వ్యర్థుకస్తిష్టది ప్రతి ప్రతిష్టత్యం వ్యర్థుక వ్యర్థుకో వ్యర్థుకస్తిష్టది తిష్టత్య వ్యర్థుక ప్రాణాపానాభ్యాం ప్రాణాపానాభ్యామవ్యర్థుకస్తిష్టది తిష్టత్య వ్యర్థుక ప్రాణాపానాభ్యాం ప్రాణాపానాభ్యాం ప్రాణాపానాభ్యామం వ్యర్థుకో వ్యర్థుక ప్రాణాపానాభ్యాం భవతి భవతి ప్రాణాపానాభ్యామం వ్యర్థుకో వ్యర్థుక ప్రాణాపానాభ్యాం భవతి వ్యర్థుక ఇత్యవి అర్థుక ప్రాణాపానాభ్యాం భవతి భవతి ప్రాణాపానాభ్యాం ప్రాణాపానాభ్యాం భవతి యో యో భవతి ప్రాణాపానాభ్యాం ప్రాణాపానాభ్యాం భవతి యః ప్రాణాపానాభ్యామితి ప్రాణ యో యో భవతి భవతి ఏమేమయ్యో భవతి భవతి య ఏవం ఏమేమయ్యోజ ఏవం వేద వేదైవయ్యోజ ఏవం వేద ఏవం వేద వేదైవమేవం వేద వేదేతి వేద